కృష్ణ యజుర్వేదాంతర్గత 20 బ్రహ్మ విద్య ఉపనిషత్ అధ్యయన పుష్పము. మహనీయుడగు సద్గురువు ధ్రువాగ్ని గౌతముడు అను శిష్యునికి చేయుచున్న బోధ. విష్ణుతత్వము కొరకే పరిశ్రమించి సిద్ధించుకొనియున్న బ్రహ్మవేత్తల యొక్క అద్భుత ప్రవచనముల చేత ప్రసాదాత్ పవిత్రులమై చెప్పుకొనుచున్న ఈ బ్రహ్మ విద్య ధ్రువాగ్ని అయి సర్వదిశలలో సర్వదా వెలుగులు నింపుచుండునుగాక. బ్రహ్మజుల బాటలో బ్రహ్మ విద్యను ఇప్పుడు మనము ఉత్తమము సువిశాలము సుతీక్షణము అగు దృష్టి విజ్ఞతలతో సంప్రచక్షతే పరిశీలిస్తున్నాము. సద్గురుహ వాచ: ప్రియశిష్య గౌతమ, బ్రహ్మతత్వజ్ఞులు బ్రహ్మవాదులు దేని ఓం అను సంజ్ఞచే పరబ్రహ్మము గురించి సిద్ధాంతీకరించు చాటుచున్నారో. అట్టి ఏకము అక్షరము అగు పరబ్రహ్మము యొక్క రూపస్థానకాలత్రయ ఇత్యాదుల గురించి కొన్ని విశేషాలు చెప్పుకుంటున్నాము. ఓ గౌతమ, తదితర సమాశ్రితులగు శ్రోతలారా, ఇక వినండి. ఓంకార పరబ్రహ్మతత్వము అనబడు మనందరి యొక్క ఆత్మకు అనన్యమై అంతర్గతమై ఈ సమస్తము ఏర్పడి ఉంటోంది. త్రయీ దేవాః సృష్టి స్థితి లయములు వాటి వాటి అధిదేవతలకు బ్రహ్మవిష్ణుమహేశ్వరులు, త్రైలోకాః భౌతిక మనో బుద్ధి ప్రధాన లోకములగు పాతాళ భూదివ్య దేవతాస్వర్గ త్రిలోకములు, త్రయీ వేద రుక్ మంత్ర అయజ్ఞోపాసన స్తుతి ప్రధానములగు రుక్ యజుర్ సామవేదములు, త్రయీ అగ్నేహ దేవతాహ్వాన ఆసన సమర్పణ వర్ణన రూపములగు గార్హపత్య ఇ దక్షిణ ఆహహనీయ త్రిగ్నులు, త్రిస్రో మాత్ర శబ్ద ఉచ్చారణ అర్థ తద్భావలయ రూపములగు శబ్దార్థ భావతన్మయ మాత్రలు, అర్ధమాత్రా చ కేవల శబ్ద కేవలీ భావన రూపమగు భావతీత ఆత్మచైతన్యము, త్రేక్షరస్య అకార సత్ ఉకార చిత్ మకార ఆనంద త్రేక్షరములు, ఇవన్నీ బ్రహ్మమునందు జలమునందు తరంగాల వలె బంగారమునందు ఆభరణముల వలె అంతర్గతములు అనన్యములు అంతర్విశేషములు. ఉపాసన కొరకే బ్రహ్మవాదుల వ్యాఖ్యానము మాత్రలు ఓం అమర్ధమాత్ర: ఒకటి అకారము యొక్క శరీరము, ఒకటి పృథ్వీ, రెండు ఋగ్వేదము రొక్కులు, మూడు గార్హపత్యాగ్ని, నాలుగు సృష్టికర్తయగు బ్రహ్మ అని వ్యాఖ్యానించబడుచున్నది. స్థానము సూర్యమండల మధ్య సూర్య తేజస్సు శంఖ నినాదము మధ్యగా. రెండు ఉకారము యొక్క శరీరము, ఒకటి యజుర్వేదములోని యజ్ఞమంత్రముల సంబంధమైన యజస్సులు, రెండు అంతరిక్షము, మూడు దక్షిణాగ్ని, నాలుగు దేవత విష్ణు భగవానుడు, ఇవి ఉకార శరీరముగా పరికీర్తించబడుచున్నాయి. స్థానము చంద్రమండలము మధ్య వ్యవస్థితమైయున్నది. చంద్రతేజో కాంతి రూపము. మూడు మకారము యొక్క శరీరము, ఒకటి వేదగానములతో కూడినట్టి సామవేదము, రెండు ద్యోద్యులోకము దేవతాలోకము, మూడు ఆహవనీయాగ్ని, నాలుగు దేవత ఈశ్వరుడు, ఇవి మకార శరీరముగా అభివర్ణించబడున్నది. స్థానము అగ్ని తేజస్సు. అగ్ని రూపము విద్యుత్ మెరుపు కాంతి రూపము. ధూమములేని అగ్ని రూపము. త్రిస్రోమాత్ర తథాజ్నేయ సోమసూర్య అగ్ని రూపిణః. సూర్య చంద్ర అగ్నిల మూడిటిలో గల తేజోరూపమే ఆకు మత్రిమాత్రలలోని జ్ఞేయవస్తువు. నాలుగు అర్ధమాత్ర అకార ఉకార మకారముల అంత్యరూపము దీపంజ్యోతి స్వరూపము. అర్ధమాత్ర దీపము యొక్క శిఖ చివరి సంకాశము ప్రకాశము జ్వాలారూపము. అది ప్రణవమునకు ఉపరిస్థానమునందు రూపముగా ఉన్నట్టిది. సీతామరకాడలోని దారము వలె ఆ ప్రణవశిఖ అర్ధమాత్ర అతి సూక్ష్మమైనది. అది సూర్యతేజో సమమే కాకుండా సూర్యమండలమును భేదించి అధిగమించినదే ఉన్నట్టిది. సూర్య, చంద్ర, అగ్ని మండల జ్యోతిని దాటివేసిన తత్వము పుమర్ధమాత్రలను దేహములోని నాడీస్థానపరంగా చెప్పుకొంటున్నప్పుడు, దేహములో కంద పొట్ట విభాగము క్రింద నుండి మూర్ధని శిరస్సు ప్రదేశము ముఖము యొక్క శిఖర ప్రదేశము వరకు 72,000 నాడుల విస్తారము, ఇవన్నీ మొదటి 3 మాత్రలగు అమ తేజోస్థానము. ఇక 4వదగు అర్ధమాత్ర మూర్ధని శిరస్సు ప్రదేశము నుండి శిరో ఉపరిభాగము వరకు విస్తరించి ఉండునట్టి ఇంద్రియ దేవతలను ఇంద్రియ తత్వములను అధిగమించినట్టి అర్ధమాత్ర స్థానము. ఓం అర్ధమాత్ర అగు ఆత్మవరద సర్వభూతానాం సర్వభూతజాలమునకు వరద ప్రదాత, ఇంద్రియములకు శక్తి ప్రసాదించుచున్నట్టిది సర్వవ్యాపి అర్ధమాత్ర తేజోవిశేషమే అంతటా అన్నీగా వ్యాపించున్న తత్వము. 5 మాత్ర లయస్థానము, 5వది బిందుస్థానమునందు అమార్ధమాత్రలగు ఓం నందలీం లయించినప్పటి స్థానము, ఎచ్చట శబ్దము నిశ్శబ్దమై అశబ్దముగుచున్నదో అదియే జగత్ లయస్థానమగు పరబ్రహ్మము. అట్టి పరబ్రహ్మమునందు సృష్టి సంబంధమైన సర్వభావనలను బ్రహ్మను లీనము చేసినవాడు అమృతత్వము మార్పుచేర్పులకు అతీతమైన స్థానమును చేర్చున్నవాడు సిద్ధించుకొనువాడు అగుచున్నాడు. జీవుడు, జీవము, జీవము ద లివింగ్ ఫాక్టర్ అననది 3 సంజ్ఞికలు ఇండికేషన్స్ కలిగియున్నది. 1 వాయువు మూవ్మెంట్, 2 ప్రాణము ఎనర్జీ, 3 ఆకాశము స్పేస్. సా జీవః ప్రాణ ఇత్యుక్తో వాతాగ్రసత కల్పితః వాయు ఉకేసాగ్రము ఎక్స్ట్రీమ్ ఏజెస్ యొక్క 100 కలయికలచే కల్పించబడిన ప్రాణస్వరూపుడే ఈ జీవుడు లేక ప్రాణి. వాయుదేవుడు దేహములో శత నాడులుగా అంతటా విస్తరించియున్నారు. ఆ విధంగా వాయుప్రాణకాశముల శతాంశలచే కల్పించబడిన ఈ భౌతిక దేహము యొక్క నాభి బొడ్డు స్థానమునందు దివ్యమగు జీవచైతన్యము వెలయిచున్నది. అట్టి జీవచైతన్యము విశ్వాత్మకమైనది, శుద్ధసత్వము, నిత్య నిర్మలము, సమస్తమునకు ఉనికి స్థానము. ఆదిత్య తేజస్సువలే సర్వదా స్వయం ప్రకాశమై తన కిరణములు అన్ని వైపులా ప్రసరించుచుండగా సర్వమును తేజోవంతము చేయునది, సర్వదా సంప్రదర్శనము అయి ఉన్నది. ఆ తీరుగానే నాభిమండలాకాశము ఆత్మతేజస్సుతో స్వయం ప్రకాశమానమయ్యున్నది. అట్టి జీవచైతన్యమే స్ఫూర్తి, ఇన్క్లినేషన్ రూపంగా శరీరములోని అణువణువును ఉత్తేజితము కార్యసమర్థము చేయుచున్నది. జీవచైతన్యమే సర్వమును మంగళప్రదము చేయుచు సృష్టియందు అంతటా ప్రవర్తిల్లుచున్నది. ప్రవర్తిల్లుచున్నది అజపా జపము సకారం చహకారం చ జీవో జపతి సర్వదా. ఈ జీవుడు ఎల్లవేళలా 1 స సోగాలి పీల్చటం, 2 హా హం గాలి వదలటం అను 2 ప్రక్రియలు అసంకల్పితంగా నిర్వర్తిస్తున్నాడు. ఈ 2 కూడా నాభిరంధ్రము నుండే బయలుదేర్చున్నాయి. ఇంద్రియములను అవి ఉత్తేజపరచి ఉజ్జీవింపజేస్తున్నాయి. అవి ఇంద్రియ విషయ సంబంధమైనవి కావు, విషయవ్యాప్తి వర్జితం. మనస్సుకు విషయ సామర్థ్యమును ప్రసాదించు శక్తిరూపములు. అట్టి సోహం రూపముగు సహస్ఫూర్తికి కారణము ఏది? అందుకు సమాధానము పంచ ప్రాణాయామములతో కూడిన ఆత్మయే. అట్టి సహాసోహం ఈ శరీరమునందు పక్షి హంస గా జీవాత్మ అవిశ్రాంతంగా తిరుగాడుచునే ఉంటోంది. అట్టి సహంను గమనిస్తూ వాటికి సాక్షిత్వ అభ్యాసముచే ఈ జీవుడు నిష్కళుడు విషయాతీతుడు అయి ఉండగలడు. అట్టి నిష్కళమగు సహం హంసోహం ఇన్వర్డ్ ఎర్పుల్ అండ్ అవుట్వర్డ్ పుష్ ను ధ్యానపూర్వకంగా సేవించుచూ ఉండగా అట్టి యోగి సర్వసంసార భావముల నుండి విముక్తి పొందగలడు. హంస స్వప్రకాశమగు చిదానందరూప ఆత్మనే హంస అను శబ్దముతో కూడా చెప్పుచున్నారు. ఉత్తమ బుద్ధి కలవాడు సుధీహ రేచకము పూరకములను దాటివేసి కుంభకమునందు సంస్థితుడై స్వాభావిక కుంభకమును మనోబుద్ధి కుంభకమును ఆశ్రయించువాడే. నాభిప్రదేశములో గల కందమునందు ప్రాణంపానములను సమస్థితింపజేసి సమాహితంచేసి ధ్యాసను సాదరముగా మస్తకము వరకు నడిపించి ధ్యానము ద్వారా నిలిపి ఉంచి మస్తక ఫోర్ఫెస్ ఆకాశమునందు మార్పుచేర్పులచే స్పృశించబడజాలని అమృతానంద ఆత్మరూపమును స్వకీయ అక్షర పరబ్రహ్మస్వరూపానందమును బుద్ధితో స్వీకరించుచున్నవాడే ఉపాసనాపూర్వకంగాను ఉత్సాహంగాను చూచుచున్నవాడే. నాభి బొడ్డు మధ్య గల ఆకాశమునందు పొగలేని దీపము లైట్ గా జ్వలించుచున్న ప్రకాశించుచున్న మహాదేవుని హంసహంసేతి మహాజపము స్మరిస్తూ అమృతముతో అభిషేకించు యోగాభ్యాసి అయి జరమరణ రోగముల నుండి మొదలెంట్ల విముక్తుడు అగుచున్నాడు. ఈ విధంగా రేచక పూర్వక ముక్తుడై అవి రెండూ అవసరం లేకుండానే కుంభక స్థితిని అనుసంధానం చేస్తూ మస్తకమునందు జనించుచున్న అమృతమును గ్రోలుచు నాభి మధ్యలో సంప్రకాశకుడగు మహాదేవుని అమృతాభిషిక్తునిగా హంస హంస మంత్రస్మరణ పూర్వకంగా ప్రతిరోజూ నిర్వర్తించు యోగాభ్యాసముచే అణిమ గరిమ మహిమ లఘిమ ఈసిత్వ వసిత్వ ప్రాకామ్య ఇచ్ఛాది అష్టసిద్ధులు సిద్ధించగలవు. వాటిని కూడా దాటివేస్తూ సదాభ్యాసరతుడైనవాడు ఈశ్వరత్వము పొందుచున్నాడు. క్రమంగా పరమేశ్వరత్వమును పుణికిపుచ్చుకుంటున్నాడు. అమృతము మార్పుకు విషయమే కానట్టి కేవలముగు స్వస్వరూపము. అనేకమంది అనేక మార్గములలో నిత్యత్వము అను స్థానమును పొందటం జరుగుతూ ఉన్నది. అయితే అట్టి నిత్యత్వసిద్ధికి పైన చెప్పుకున్న హంస విద్యామృతము వలె ఉత్తమమైనది మరింకొక్కటేదీ లేదు అని యోగవేత్తల అభిప్రాయము. గురుశుశ్రూష తస్య దాస్యం సదాకూర్యాత్ ప్రజ్ఞయ పరయా సహ. ఏ గురువైతే శిష్యునకు మనము వివరించుకొనుచున్న పరమేశ్వర సంబంధమైన ప్రాణచిత్త నియామకమైన యోగ మహావిద్యను యోగాభ్యాస పూర్వకంగా ప్రసాదిస్తారో అట్టి గురువు సేవాపూర్వకంగా బుద్ధిపూర్వకంగా సర్వదా సేవించుటకు అర్హులు. ఆరాధ్య దైవసమానులు, తత్వం అని స్వస్వరూప ఖండకేవలాత్మత్వమును గుర్తుచేయు సద్గురువుకు నమస్కారము. శుభం వా శుభమన్యత్ వా యత్ ఉక్తుం గురుణా భూవి. గురువు ఏది ఇట్లు చేయమని చెప్పితే అది మనకు వర్తమానంలో మంచిదని అనిపించినా లేక అనిపించకపోయినా కూడా శుభప్రదమే. అది తప్పక మంచిదే అవుతుంది. గురువు చెప్పినది ఏదైతే ఆ మార్గమును ఇక వెనుక మందులు ఆలోచించకుండా తత్కుర్యాత్ అవిచారణ శిష్య సంతోష సంయుత శిష్యుడు సంతోష ఉత్సాహములతో ఆచరించటం సముచితము శుభప్రదము శ్రేయోదాయకము శోభప్రదము. గురుశుశ్రూషతో ఈ కుంభక సమేత మస్తకామృత నాభిప్రదేశ మహాదేవ తేజోపూర్వక హంసహంస మంత్రము సమేతంగా పరబ్రహ్మము అమృత భావనతో మహాభిషేకించు విద్యను గురువు నుండి తెలుసుకోవాలి. నిత్యము అభ్యసించాలి, అనుష్ఠించాలి. క్రమంగా అట్టివాడు ఆత్మానం ఆత్మనా సాక్షాత్ బ్రహ్మ బుద్ధ్వా సునిశ్చలం. ఆత్మచేతనే ఆత్మను అబౌట్ ద సేఫ్ విత్ ద హెల్ప్ ఆఫ్ వన్స్ ఓన్ సేల్ఫ్ సాక్షాత్ బ్రహ్మమే అని సునిశ్చితముగా సాన్స్ ఎనీ డిస్ట్రాక్షన్ తెలుసుకునుచున్నాడు. ఇక ఆపై దేహ జాత్యాది సంబంధ వర్ణ ఆశ్రమ సమన్వితాన్ వేదశాస్త్రాన్ని చాన్యాని పాదపాం సుమివ త్యజేత్. అట్టి సాధన యొక్క క్రమక్రమసిద్ధి చేత దేహభేదములు ద జెండర్స్ దేహ సంబంధ బాంధవ్య భేదములు డిఫరెన్సెస్ బై వర్చూ ఆఫ్ రిలేషన్షిప్స్ వర్ణ భేదములు బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ సన్యాస ఆశ్రమ భేదములు ఇంకా తెలియబడుచున్న దానిలో ఆయా అనేక భేద విశేషములు వేద శాస్త్ర పాండిత్యాది విశేషాలు. సకల భేదదృష్టులు కూడా ఇంటిలోకి వస్తున్నప్పుడు కాళ్లకు అంటిన బురదను నీళ్లతో కడిగి వేసుకుని తీరుగా బాహ్యముననే వదలివేచున్నాడు. అంతర్దృష్టిచే సర్వత్రా సర్వదా ఏకము అఖండము అగు ఆత్మనే దర్శిస్తున్నాడు. ప్రియ గౌతమ, కాలికి అంటిన బురదను పొట్లం కట్టి ఇంట్లోకి తీసుకువెళ్తామా? లేదు కదా. కాళ్ళు కడుగుకుని పాదధూళిని వదిలివేసి ఇంటిలోకి వెళ్ళుచున్నావు కదా. ఆ విధంగా తత్వంను సిద్ధాంతీకరించి చెప్పుచున్న సద్గురువును బాహ్య విషయాలు బాహ్యముననే త్యజించి అప్పుడు సమీపించాలి. తత్వం అని నిరూపించి చెప్పు గురుదేవుల వద్ద ప్రాపంచిక లౌకిక భేదవాదోపవాదములు ప్రతిపాదించకూడదు. పరమేశ్వర సంబంధమైన యోగ విద్య అగుహంస హంస సోహం విద్య కొరకై గురువును శరణు వేడవలసిందే. గురుభక్తిం సదా కుర్యాత్ శ్రేయసే భూయసే నరః. స్వీయ శ్రేయస్సు కొరకే యోగ సాధకుడగు ముముక్షువు గురుభక్తిని ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. గురురేవ హరేహ సాక్షాత్ నాన్యత్ ఇతి బ్రవీత్ శృత్యః. గురువు సాక్షాత్ హరియే అవి శృతులు ఎలుగెత్తి చెప్పుచు గుర్తుచేస్తున్నాయి. శృతి ఏది చెప్పుచున్నదో అది పరమార్థమే. ఇందులో అనుమానమే సంశయమే లేదు. శృతులు దేనిని కాదు అని నిషిద్ధముగా చెప్పుచున్నాయో అది ప్రమాణమే కాదు. వోటెవర్ శృతీస్ డిక్లేర్ ఆస్ డోంట్ అకార్డింగ్లీ ఫోలో ఆస్ డోంట్ ప్రమాణము కానిది అనర్థమే. మరి ఈ జీవుని పట్ల రెండు ప్రమాణములు. దేహము కలవాడు సకళుడు కళాసమన్వితుడు దేహభావముతో కూడిన దేహి. దేహమే లేనివాడు నిష్కళుడు దేహభావతీత కేవలచేతనుడగు దేహి. ఆత్మయొక్క తత్వోపదేశమును వదలి సద్గురువు యొక్క తత్వం సోహమిదం తత్ అనన్యం ఇల పరమార్థమును తనకు అనన్యమైనదిగా గురువు బోధించే పరమార్థమును ఆశ్రయించకుండా మరెక్కడో అన్యమునందు వెతికి ఏమీ ప్రయోజనం? హంస యోగాధారణ తన గురించే అయి ఉండి కూడా సోహంను వదలి మరెక్కడికి వెళ్ళి ఏమి పొందాలి? పరమాత్మ నాకు అన్యుడు అనే జాడ్యమును వదలకుండా పరమాత్మ గురించి ఎంత వెతికినా కూడా పరమాత్మ లభించడు. ఆయన సర్వదా శ్రోతకు హృదయేశ్వరుడే. హంస హంస జపముగా స్వీకరించి నాభి మధ్యలో దేనిని మస్తకామూతముతో యోగాభ్యాసి అభిషేకిస్తున్నాడో హంసను సిద్ధింపచేసుకుంటున్నాడో అట్టి హంస అనగా ఏది? ఎట్టిది ఆప్త ఉపదేశ గమ్యౌ అసౌ సర్వతః సమవత్స్థితః. హంస హంసేతి యో బ్రూయాత్ హంసో నామ హర్యః శివః. బ్రహ్మజులగు సద్గురువుల ఆప్తోపదేశములన్నీ కూడా సర్వత్రా సమస్వరూపమైన హంసను సూచిస్తున్నాయి. హంస అనగా హరియే, హంస అనగా శివుడే. సర్వత్ర ముఖములు గల సర్వతోముఖుడే. ఆత్మయే హంస స్వరూపము. గురుముఖతః తెలియవచ్చునదే ఆత్మ లేక హంస స్వరూపము. అట్టి హంస లేక ఆత్మ తిలేషు చ యథా తైలం. తెలలలో తైలం ఉన్నట్లు పుష్పే గంధ ఇవ ఆశ్రితః. పుష్పములలో గంధం సువాసన ఉన్నట్లు ఈ జీవుని బాహ్య అంతరములలో సంప్రకాశమానమై ఉన్నది, నిత్యోదితమై ఉన్నది. ఈ జీవునికి అనుభవమగుచున్న అన్యమైనదంతా ఈతని అనన్యాత్మచేతనే పూర్ణముగా నిండినదై ఉన్నది. ఆత్మానుభవము సాధనలు. అట్టి ఆత్మహంస ఇత్యాది యోగ సాధనల వలన జ్ఞాన సముపార్జనకు సంబంధించిన సమాచారముల వలన ఈ జీవునికి తన ఎందే గల ఆత్మ ఇక్కడే ఇప్పుడే సిద్ధించగలదు. ఎందుకంటే ఆత్మ పరమాత్మ హంసహంస మొదలైన శబ్దములచే ఉద్దేశ్యముగా శాస్త్రములచే ఆత్మజ్ఞులచే యోగ గురువులచే సద్గురువులచే వివరించి చెప్పబడేది దేని గురించి? కేవలము సమస్తము అగుస్వస్వరూపము గురించియే. ఆత్మ సర్వకాల సర్వావస్థలయందు ఆ శ్రోత యొక్క స్వస్వరూపం భిన్నంగా సిద్ధించియే ఉన్నట్టిది. మరి పరమాత్మ అన్యమైనది ఎట్లా అవుతుంది? అవదు, అవటానికి వీలు లేదు. యోగ సాధనలతో బుద్ధి ఏకాగ్రము అగుచున్నది. ఏకాగ్రమగు బుద్ధిచే ఆత్మజ్ఞానము ప్రవృద్ధమగుచున్నది. తనను గురించిన స్వస్వరూపము గురించిన గురుబోధయే ఆత్మజ్ఞాన సమాచారము. ఆత్మజ్ఞాన సమాచారముచే ఈ ముముక్షువు బ్రహ్మజ్ఞాని బ్రహ్మవేత్త అగుచున్నాడు. మంచిది అయితే అంతటితో సరిపోయిందా? లేదు. అనన్యమగు బ్రహ్మమే నేను కదా అను అకృత్రిమ అకారణ అనునిత్య స్వకీయ అనుభవమునకు చేరాలి లేక జ్ఞేయమును సిద్ధించుకోవాలి. అటు తరువాత జ్ఞానము జ్ఞాన విశ్లేషణలు జ్ఞాన సాధనలు యోగ ప్రక్రియలు మొదలైనవి స్వభావ సిద్ధంగానే త్యజించబడతాయి. ఉల్కా హస్తో యథా లోకే ద్రవ్యం ఆలోక్యతాం త్యజేత్. చీకటి గదిలో దీపము సహాయంతో కావలసిన వస్తువు కనిపించి అద్దానిని స్వీకరించి వెలుతురులోకి వచ్చిన తరువాత ఇక అంతటా సూర్యకాంతి లభించుచుండగా చేతిలో దీపము ధరించవలసిన పనేముంటుంది? సాధనలు జ్ఞాన విశ్లేషణలు అటువంటివే. జ్ఞానేన జ్ఞేయం ఆలోక్య పశ్చాత్ జ్ఞానం పరిత్యజేత్. జ్ఞానముతో జ్ఞేయమును సిద్ధించుకొని ఇక జ్ఞానము దివిటీవలే వదిలివేయాలి. సకల యోగ సాధనాక్రమములు జ్ఞాన విశ్లేషణ సమాచారములు పుష్పము వంటిది అని అనుకుంటే ఆత్మజ్ఞానముచే సిద్ధించు జ్ఞేయమగు స్వయం హంసానుభవము స్వయమాత్మానుభవము నిష్కడుడగు ఆత్మస్వరూపుడగు ఈ జీవునికి సాధన పుష్పముల గంధము వంటిది. ఒకడు పుష్పగంధమును పీల్చుతాడుగాని పుష్పమును కాదు కదా. జగత్తు జీవాత్మజగదనుభవం. ఈ జీవునికి ఎదురుగా ఘనీభూతమైనట్లుగా ఏర్పడినవై తారసబడుచున్న ఈ జగత్తు ఈ జగదనుభవములు వీటిని ఏ రీతిగా సమన్వయించుకొని ఉండాలి చెప్పుకుందాము. వృక్షస్య సకలం విద్యాత్కు ఈ దృశ్యమాన జగత్తు ఓల్ దాట్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ భావన త్రివృక్షము వంటిది. ఛాయ తస్యతు నిష్కళ కేవలాత్ముడగు నిష్కడుడగు జీవునికి ఆస్ ఆన్ ఎక్స్పీరియన్సా ఈ జగత్తు యొక్క భావన ఛాయ శాడో వంటిది. వృక్షము యొక్క ఛాయ నుండి ఫలములు లభిస్తాయా? లేదు. ద్రష్టి యొక్క కల్పనయే అయి ఉన్న ఈ జగత్తు కేవల స్వరూపుడగు దృక్ స్వరూపుడగు ద్రష్టకు ఊ వినోదము వంటిది మాత్రమే. నిష్కళః సకళభావః భావములకు ముందే ఉన్నట్టి ఈ జీవుడు పర్సీవర్ ప్రయర్ టు పర్సెప్షన్స్ భావములను కల్పించుకొని ఆస్వాదించువాడు. అనగా భావములకు మునుముందే భావనారాయణ స్వరూపుడై వెలుగొందుచున్నాడు. అట్టి నిష్కళుని భావనలకు ముందే ఉన్న భావికుని కళా ప్రదర్శనములే భావములు. భావములు కలిగి ఉన్నప్పుడు సకడుడు అగుచున్నాడు. భావనలు ఇంకను ఆశ్రయించినప్పుడు నిష్కడుగా ఉంటున్నాడు. నిష్కడుడు కేవలుడు సకడుడు భావములతో కూడి ఉన్నట్టి కేవలుడు. సర్వత్రైవ అవస్థిత భావములకు మునుముందే ఉన్నట్టి నిష్కడుడు లేక కేవలుడు తన భావన సామ్రాజ్యమునందు అంతటా విస్తరించి ఉన్నట్లు భావకుని ఈ జీవుని భావన కళయే ఆతని స్వానుభావమగు దృశ్యమంతా అవస్థితమయ్యున్నది నిండి ఉన్నది. ఏకమాత్ర అకారము జాగ్రత్ అనుభవం. ద్విమాత్ర ఉకారము స్వప్నానుభవం, త్రిమాత్ర మకారము సుషుప్త్యానుభవం. వీటిలో జీవుడు నీవు నేను నిదినాది జ్ఞాన జ్ఞాని ఇత్యాది భేదములు అగుపిస్తున్నాయి. అట్టియకార ఉకార మకారములకు ఆవలం రూపమగు అర్ధమాత్రం నాద రూపంగా పలుకబడుచున్నది. అది జాగ్రత్ స్వప్న సుషుప్తులకు వేరే ఉన్నది కనుక పరము దాట్ విచ్ ఈజ్ బియాండ్ ద సెన్సరీ వర్డ్ విత్ ఇట్స్ త్రీ ఫెజెస్ అని చెప్పబడుచున్నది. చ తురియము అని కూడా అనబడుచున్నది. నిష్కళము అనునది అది నాటకములో ఒకడు నటించు పాత్రకు వేరే ఉన్న అతని వ్యక్తిగతమగు నటన చాతుర్యము హిజ్ ఆర్ట్ ఆఫ్ యాక్టింగ్ వంటిది. పాత్రకు సంబంధించిన హావభావములు నవరసములు పాత్రకు చెందిన తదితర పాత్రలతో ఆ నాటకములో కనిపించే సంబంధ అనుబంధ బాంధవ్యములు పరస్పరంగా ఆ నాటకంలో కనిపించే కష్టసుఖములు ఇవన్నీ ఆ నటుని యొక్క నటనాకళను లేకుండా చేస్తాయా? లేదు కదా. అట్లాగే ఇక్కడి జాగ్రత్ స్వప్న సుషుప్త విశేషములు, ఇక్కడి పరస్పర సంబంధములు అనుబంధములు మొదలైనవన్నీ ఈ జీవుని పరస్వరూపములో ఉన్న విశేషములు కావు. ఈ జీవుని పరస్వరూపమును అవి స్పృశించవు. పరము అనగా ఆవల ఉన్న స్వస్వరూపాత్మ సర్వదా యథాతథము. జీవించి ఉన్నప్పటి పరస్పర సంబంధ అనుబంధములు దేహానంతరము ఏమగుచున్నాయి. గడిచిపోయిన స్వప్నములోని విశేషములు వంటివి మాత్రమే అగుచున్నాయి. పరాత్పరము, పరమునకు ఆవల పరాత్పరము, నటన కళకు ఆవల తత్కళాస్వరూపుడు కళ తనదేనవాడు అగు కేవలాత్మ స్వరూపము ఉన్నది. అట్టి రూపము పరమునకే పరము, తురియమునకు కూడా సాక్షి. సర్వ నియామకము విషయములచే అస్పృశ్యము కూడా కనుక తురియాతీతము. అట్టి కేవల సోహం లేక హంస విషయరహితమైనప్పుడు నిష్కళుడు, విషయ సహితమై ఉన్నప్పుడో సకళుడు. అట్టి పరాత్పరుడే బహురూపుడై ప్రదర్శితుడగుచున్నాడు. యోగులు ఉపాసించు విధము బ్రహ్మలో హృదయం స్థానం, హృదయములో సృష్టికర్తృత్వాభిమాని అగు బ్రహ్మగా ఉన్నారు. వన్ హూ ఈజ్ ఇన్క్లైన్ టు క్రియేట్ కంఠే విష్ణుః సమాశ్రితః, కంఠములో స్థిత్యభిమానియగు విష్ణువుగా సమాశ్రితులే ఉన్నారు. వన్ హూ ఈజ్ ఇన్క్లైన్ టు మెయింటైన్ తాలు మధ్యే స్థితో రుద్రో, దవడ మధ్యగల ఆకాశంలో రుద్రరూపుడుగా సంసిద్ధిడై ఉన్నారు. వన్ హూ ఈజ్ ఇన్క్లైన్ టు విత్డ్రో లలాటస్థో మహేశ్వరః, లలాట ఫాలా భాగంలో ఇన్ ద స్పెస్ ఆఫ్ ఫోర్ఫెస్ మహేశ్వరులై జగత్ అనుభవికే నియామకులై ఉంటున్నారు. వన్ హూ ఈజ్ అపౌంట్ ఇన్ ద ఎక్స్పీరియన్స నాసాగ్రే అచ్యుతం విద్యాత్ ముక్కుకు అగ్రభాగ ఆకాశంలో స్వస్వరూపమునుండి చ్యుతియే లేనట్టి అచ్యుతుడు ఆత్మాహం అభిమాని గావేంచేసి ఉన్నారు. వన్ హూ ఇజాస్ వన్స్ ఓన్ ఓబ్సొల్యూట్ సెల్ఫ్ అన్డిస్ట్రాక్టెడ్లీ తస్యాంతే తు పరంపదం నాసికాగ్రభాగమునకు ఆవల బ్రహ్మరంధ్రమును స్పృశిస్తూ ఫాలభాగమును అధిగమించి పన్నెండు అంగళముల వరకు విస్తరించి యున్న ద్వాదశాంగుళాంతము వరకు పరాత్పరుడు పరమపదస్థానముగా వేంచేసిన్నాడు. వన్ హూ ఈజ్ ఎంజాయిన్ హిమ్సెల్ఫ్ ఆస్ ఆల్ ఏల్స్ పరత్వాత్తు పరం నాస్తి పరాత్పరుని ఎందే దేహముల రాకపోకలు దృశ్యములు బ్రహ్మాండములు జాగ్రత్ స్వప్న ఉసుషుప్తులు దేహిలు మొదలైనవన్నీ జలంలో తరంగాల వలె ఉత్పత్తి స్థితి లయములు పొందుచున్నాయి. అట్టి పరాత్పరము నకు ఆవల మరింకొకటేది లేదు. మరింకేమి లేదు? అట్టి పరాత్పరత్వము ఈ జీవుని సహజనునిత్య స్వరూపము అయి ఉన్నది. ఇత్యేవం శాస్త్రేషు నిర్ణయః ఇది ఆత్మజుల స్వానుభవ ప్రవచితములగు శాస్త్రములచే సునిర్ణయమయ్యున్నది. అట్టి స్వస్వరూపుడు సర్వస్వరూపుడు అగు పరమాత్మ లేక పరాత్పరుడు వేంచేసియున్న స్థానము ఏది? అట్టి స్వస్వరూప పరాత్పరుడు దేహమును అధిగమించినవాడే ఉన్నారు. దేహము దృశ్యము కూడా అట్టి మన యొక్క స్వాభావికమగు పరాత్పర స్వరూపంలో ఉన్నది. అంతేగాని ఆ మన యొక్క తత్పరాత్పరము దేహముచేతగాని దృశ్యముచేతగాని పరిమితమై లేవు. దేహాతీతం తు తం విద్యాత్ నాసాగ్రే ద్వాదశాంగుళం. నాసికకు ఉపరితల స్థానము నుండి 12 అంగుళములు ఊర్ధ్వంగా బ్రహ్మరంధ్రమును దాటి సహస్రస్థానము వరకు విస్తరించి ఉన్న దహరాకాశమునందు ఆ పరాత్పరుని ఉనికిని గమనించాలి. తత్రస్థం వ్యాపయేత్ ప్రభుః. అట్టి ద్వాదశాంగుల స్థానము నుండి ఆ ప్రభువు సర్వే సర్వత్రా విశ్వమంతా విశ్వముగాను వ్యాపించి ఉన్నారు. విశ్వేశ్వరుడై విశ్వరూపుడై ప్రకాశించుచున్నారు. ఈ మనస్సు ఒక బాహ్యమైన చోటికి ప్రసరించి ఉండవచ్చుగాక, దృష్టి ఇంకొక బాహ్య స్థానమునందు చేర్చుండవచ్చుగాక. అయినప్పటికీ ఆత్మయోగము సిద్ధించుకొనుచున్న యోగి యొక్క పరాత్పర్వతముతో యోగము విచ్ఛిన్నం కాదు. ఆత్మభావన ఆత్మాహం అనుభవముతో అవిచ్ఛిన్నంగా కొనసాగగలదు. పుంఖానుపుంఖ విషయానుక్షణ తత్పరోపి బ్రహ్మవలోకధీషణం న జహాతి యోగి ఆత్మ యొక్క సంస్థితికి మనో బుద్ధి దృష్టుల చర్యలకు సంబంధమే లేదు. ఆత్మ సర్వదా నిశ్చలము బంధరహితము. తదితరములన్నీ సందర్భ పరిమితము, సందర్భమునకు బద్ధము చంచలము. ఇది పరమ శుభప్రదమగు పరమ రహస్యము. గుహ్యతమము హంస ఓం సోహం త్వమేవహం తత్వం శబ్దముల వాక్యముల పరమార్థమగు పరాత్పరునికి మించినదేదీ లేదు. అట్టిది శుద్ధజ్ఞానానంద స్వరూపము పరమాక్షరము అని నిర్ణయించబడి చెప్పబడుతోంది. గుహ్యాత్ గుహ్యతమం గోప్యం రహస్యములలో కెల్ల గొప్ప రహస్యము అగు సహజానంద స్వస్వరూపమే అయ్యది. గ్రహణీయం ప్రయత్నతః. ఎంతటి ఎటువంటి ప్రయత్నము చేసి అయినా సరే ఈ జీవుడు అట్టి అఖండ అద్వితీయ ఆత్మత్వమే తనకు తానే పొందవలసినది. ఎందుకంటే అదియే పరాకాష్ఠ సత్యము పరమ శుభప్రదము కాబట్టి. అట్టి మన యొక్క ఆత్మస్వరూపము పట్ల నమ్మకమును పునరుద్ధరించటానికే ఉపనిషత్ వామ్యము ప్రవచనమగుచున్నది. ఇటువంటి హంస హంస యోగమునకు సంబంధించిన పరాకాష్ఠ బోధను కుమారుడే కదా, అనియో శిష్యుడే కదా అని తలచియో అర్హత పరిశీలించకుండా ఇచ్చివేయరాదు. పితృదేవుని గురువుగా భావించి తత్వజ్ఞానముకై శరణు వేడినప్పుడు మాత్రమే పుత్రునికి గురుభక్తితో ప్రణిపాతుడైన శిష్యునికి మాత్రమే ఈ పరాత్పరోహం పాఠ్యాంశమగు పరాకాష్ఠ పరతత్వశాస్త్ర విషయం బోధించాలి. ఇతరులకు ఇవ్వతగదు. నేతరిభ్యః ప్రదాపయేత్. అర్హత పరిశీలించకుండా బోధిస్తే అది బూడిదలో పన్నీరు పోసినట్లే అవుతుంది. దాతస్య నరకం యాతి సిద్ధ్యతే న కదాచన. భక్తి వైరాగ్యము సాత్విక భావములు గురుశుశ్రూష మొదలైనవి పరిశీలించకుండా ఏమి బాగుంటుందిలే అని తలచి పరస్పర మర్యాద కొరకై హంస యోగ విద్యను బోధించుటచే ఆ బోధించువాడు నరకమును ఆహ్వానించువాడు అగుచున్నాడు. శిష్యుడుగాని రక్త సంబంధీకులగు పుత్రులు మొదలైనవారుగాని తనను హంస విద్యకే అభ్యర్థించుచు తగిన అర్హత కలిగి ఉంటే ఆ అభ్యర్థించినవానికి తప్పక బోధించాలి. ఒకడు గృహస్థుడు కావచ్చు, బ్రహ్మచారి కావచ్చు, వానప్రస్థుడు కావచ్చు, భిక్షకుడు కావచ్చు, అతడు పరమాక్షరమగు ఆత్మ లేక బ్రహ్మమునందు ఆసక్తుడైతే అట్టివాడు దేహపతనానంతరము కూడా ఆత్మానందము కొనసాగిస్తూ సర్వశుభములు పొందుచున్నాడు. ఈ ఉపనిషత్తులోని ఆత్మ విద్య లేక హంసోహం విద్య ఎరిగినవాడు సర్వావస్థలందు శుభశాంతి ఐశ్వర్య ఆనందములు పొందగలడు. అట్టివాడు బ్రహ్మహత్య అశ్వమేధ యాగ నిర్వహణ మొదలైన ఆయా కార్యక్రమములలో గల ద్వంద్వములగు పాపపుణ్యములచే స్పృశించబడని వాడే ఉంటాడు. త్రివిధ ఆచార్యులు మనము చెప్పుకున్న హంస సోహం ఆత్మ విద్యను శిష్యులకు బోధ చేయు ఆచార్యులు మూడు తీరులుగా ఉంటారు. ఒకటి చోదకుడు, వీరు అంతర్హృదయమైన ఆత్మస్థానమునకు దారి ఇది అని చూపుచూ ఉంటారు. మార్గాన్వేషకులకు మార్గదర్శకులు, హంస సాధనల ప్రాముఖ్యం గుర్తుచేస్తూ ఉంటారు. విధినిషేధములు అనుగ్రహిస్తూ ఉంటారు. రెండు బోధకుడు, ఆత్మస్థానము వద్దకు ప్రోత్సాహపరుస్తూ జగత్ స్వప్నత్వమును సుస్పష్టపరచుచూ ఉంటారు. హంస విద్యకు ఈయన బోధకుడు. ఓంకారము యొక్క నాలుగు మాత్రలు శరీరములో అకారుకార మకార అర్ధమాత్రల సందర్శనము. ఓంకార శబ్దాలయ స్థానమగు పరాత్పరము సహస్వభావసిద్ధ ప్రాణాయామము సంప్రయత్నపూర్వక రేచక పూరక కుంభక పునః రేచకములు. నాభి బొడ్డు కందకములో కుంభకంగా ప్రాణ అపానములను సమస్థితము చేయుట. మస్తకమునందు ధ్యాస వలన జనించిన అమృతానందరసముతో నాభియంది పొగలేని జ్యోతివలె వెలుగుచున్న మహాదేవుని అభిషేకించటము. ఇవన్నీ శిష్యునికి సుస్పష్టపరచుచూ అభ్యసింపజేయుచుచూ ఉంటారు. వీరు యోగైత్యాది సాధన గురువులు. మూడు మోక్షదస్తుడు, వీరు నీకు బంధము మొదలేలేదు ఎందుకంటే అఖండమగు ఆత్మయే సర్వదా స్వస్వరూపము. ఈ జగత్ జీవాత్మనుభవములు నీలోని కవి యొక్క కథాకల్పన విశేషములే. కాబట్టి నీవు జగత్తు కూడా స్వస్వరూపాత్మకు అభిన్నము. నీవు సర్వదా ఆత్మగా అద్వితీయుడవు. ద్వితీయమనున్నది మొదలేలేదు అని శిష్యునికి సద్గురువై ఆత్మాహంను సుబోధిస్తున్నారు. మోక్షదస్తు పరంతత్వం యత్ జ్ఞాత్వా పరమశ్నుతే, ఏది తెలుసుకొనుటచే పరతత్వము ఎరుగబడినదే ఆ శిష్యుడు పరాత్పరత్వము సంతరించుకోగలడు. అట్టి పరమ సత్యము అగు కైవల్యమును సద్గురువు శిష్యునకు కరతలమరకము చేయుచున్నారు. ఆ శిష్యుడు ఇక ఆపై అమృతత్వమును అనుక్షణికానుభూతముగా పొందుచున్నాడు. ప్రత్యక్ష యజనము. ఓ ప్రియ ఆత్మానంద స్వరూపుడగు గౌతమ, తదితర ప్రియశ్రోతలారా, ప్రత్యక్ష యజనం దేహే సంక్షేపాత్ శృణు గౌతమ. ఈ దేహమే యాగశాల. అట్టి ఈ దేహయాగశాలయందు ఏ ప్రత్యక్ష యజనము అనే ఆత్మయజ్ఞమును మహనీయులగు తత్వవేత్తలు నిర్వర్తిస్తున్నారో అట్టి విశేషమును సంక్షిప్తంగా చెప్పుచున్నాను, వినండి. తేనైష్ట్వా స నరో యాతి శాశ్వతం పదమవ్యయం. మనం చెప్పుకొనబోవు శరీరాంతర్గత ఆత్మయజ్ఞమును తెలుసుకునినంత మాత్రం చేతనే ఈ జీవుడు శాశ్వతము అవ్యయము అగుపదమును అస్టేట్ బియోండ్ ఎనీ చెంజ్ ఫాక్టర్ అధిరోహించగలడు, అనునిత్యము చేసుకొనగలడు. ఈ భౌతిక దేహము ఒక పాంచభౌతికమైన ఉపకరణము. ఇది యోగా ధ్యానముల కొరకై పంచపాత్ర పాంచభౌతిక నిర్మితమైన పాత్రోపకరణము అని అభివర్ణించబడుచున్నది. మరి ధ్యానముయోగములో ఉద్ధరిణ, ఉద్ధరించగల సహకారి వస్తుజాలము వంటివి. ఆయనే ద్వేచ విశువే సదా పశ్యతి ఎల్లప్పుడూ రెండు విశేషముల పరస్పరాశ్రయములుగా యోగవేత్తయగు మార్గాన్వేషి మార్గవేత్ గమనించుచున్నాడు. ఒకటి స్వీకరించుచున్నట్టిది ద రిసీవర్ సంజగా సూర్యుడు కేవలాత్మ ఎక్స్పీరియన్స రిసీవర్. రెండు స్వీకరించబడుచున్నట్టిది దాట్ బీయింగ్ రిసీవ్డ్ గ్రహణము ప్రకృతి ఓల్ దాట్ బీయింగ్ నోన్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ బీయింగ్ రిసీవ్డ్ బీయింగ్ ఫెల్ట్ ఈ రెండు విభాగములే ఒకటి పరమాత్మ రెండు జీవాత్మ ఇంద్రియానుభవములు పరమాత్మ సహజము జీవాత్మ సందర్భము జీవాత్మ జగత్తులు పరమాత్మ యొక్క స్వకీయ వినోద నిర్మితమగు అంశలే ఈ రెండిటి ఏకరఖండత్వములే ఒకటి సా సో రెండు హం అహం ఇది హంస మంత్రము యొక్క తాత్వికార్థము అట్టి హంసయోగ ధ్యానములను ఉపాసించాలి అందుకు విధానము ఒకటి కృత్వాయామం రేచక పూరక కుంభకానాం పూర్వం చ మునుముందుగా రేచక పూరక కుంభక పునః రేచక నాలుగు ప్రక్రియా విధులతో మనస్సును నిర్మలము విస్తారముగాను బుద్ధిని సునిశితముగాను చేసుకోవాలి రెండు అభయం ఉచ్చార్య హి అర్చయత్ యథాక్రమం యథాక్రమంగా సో గాలి పీల్చటం హం గాలిని వదలటం అనే ప్రక్రియలు పాల్గొనుచున్న సా అప్లిఫ్టింగ్ హం రిలీసింగ్ శబ్ద సమన్వితంగా కొంతసేపు శబ్దరహితంగా మరికొంతసేపు ఉచ్చారణాభ్యాసమును బుద్ధిపూర్వకంగా నిర్వర్తించాలి సా సో పరమాత్మయే పరస్వరూపమే లీలా వినోది అయి హం నేను జీవాత్మగా కనిపిస్తున్నారు ఇహస్వరూపముగా ప్రదర్శనమగుచున్నది సాహా హంసోపాసనహం నేను సో పర స్వరూపుడను ఇహములో కనిపించే నేను పరము అగు పరమాత్మయే పరము పరమాత్మ నగు నేనే ఇహముగా నాటకంలో పాత్రవలే ఇక్కడ నేనుగా జీవాత్మగా ఉన్నాను వత్స గౌతమ ఒకటి నమస్కార యోగము ఒకటి నా పరస్వరూపుడనగు నేను రెండు మా ఇహస్వరూపముగా జగత్నాటకములో కనిపిస్తున్న పాత్ర వంటి నేను నమస్కారము ఈ ఒకటి రెండు నేనే అయిన నేను ఈ రెండు నీవే అయిన నీవు నమస్కారయోగము ఆవల గల నేను ఈవల జగన్నాటకములో గల నేను నాదైన జగదనుభవము ఆవలగల నీవు ఈవల జగన్నాటకములో గలోగల నీవు నీదైన జగదనుభవము ఈ త్రిపుటల ఏకత్వమే యోగము ఒకటి జగద్దృశ్యములోని నేను మరియు నీవు జాగ్రత్ జగద్దృశ్యము దర్శనము రెండు స్వప్నములోని నేను స్వప్నములోని నీవు జగత్లోని నీవు నీవు చూస్తున్న స్వప్న జగద్దృశ్యము నీ స్వప్నములో కనబడు నేను దర్శనము మూడు సుషుప్తిలోని నేను సుషుప్తి అనుభవము సుషుప్తిలోని మౌనము ఈ మూడిటిని ఏకత్వము చేసుచూడటమే నమస్కార యోగము రెండు ముద్రాయోగము చిన్ముద్ర చూపుడువ్రేలు రేఖగా చాచి ఎదురుగా కంటికి కనిపిస్తున్న నీవు నేను బొటనవేలు పైకి ధరించి సర్వాత్మకుడైనట్టి నీవు నేను ముద్ర కలపటము ఏకత్వ దర్శనం నాలోని నేనైన నీవే నేను నీలోని నైనైన నేనే నీవు నేను నీవు కూడా అఖండాత్మ సంప్రదర్శన చమత్కారమే ఈ రెండు గమనపూర్వక భావన ధారణము చేసి ఏకస్వరూపమగు అఖండమగు ఆత్మను ఉపాసించాలి భావించాలి తన్మయము తదేవాహంనకై ప్రయత్నించి సిద్ధించుకోవాలి మూడు సూర్యగ్రహణం సూర్య ఆత్మగ్రహణం ఆత్మను ఏమర్పిస్తున్న జగద్భావన గ్రహణం తొలగితే సూర్యుని స్వయం ప్రకాశము స్వయంగా సందర్శన గురితిగా జీవాత్మ జగత్ పరిమిత భావనలను అధిగమించిన మరుక్షణము అఖండము సర్వము నిత్యము అగు ఆత్మస్వభావసిద్ధమై అనుభవమవగలదు ఇది అభ్యసించటం ప్రత్యక్ష యజనముగా చెప్పబడుచున్నది క్రమముక్తి జీవాత్మగా యోగ జ్ఞానములను ఆశ్రయించి క్రమంగా ఆత్మస్వరూప సూర్యుడై వెలుగొందుచు ఈ సర్వము తనకు అభిన్నంగా స్వభావసిద్ధ దర్శనం సిద్ధించుకోవటము బై ప్రాక్టీసింగ్ స్టెప్ బై స్టెప్. యోగజ్ఞాన సమాయుక్తం సాయుజ్యమో అజ్ఞానాత్ సాయుజ్యమేవ ఉక్తం తోయేతోయం యథా తథా. నిర్మలమైన నీరు నిర్మలమైన నీరుతో కలిసిపోయినప్పుడు ఇక ఇతః పూర్వపు వేరైన పాత్రలోని నీరు అనే గుర్తింపు ఇంక శేషించదు కదా. అట్లాగే ఆత్మజ్ఞాని తన వ్యష్టిత్వమును పాము కుబుసము వలె త్యజించి వేస్తున్నాడు. ఆ విధంగా ఏతే గుణాః ప్రవర్తంతే యోగాభ్యాసకృత శ్రమేయః. యోగాభ్యాసముచే అతని త్రిగుణములు విశ్వత్రిగుణములతో ఏకత్వము పొందినవగుచున్నాయి, సమస్తిత్వముతో మమేకమగుచున్నాయి. ఈ జీవునికి దోహకములకు ఫోర్ ఓల్ వరీస్ కారణము వ్యష్టిగతమైన త్రిగుణముల ఆశ్రయమే. హంసయోగాభ్యాసముచే ఆ యోగాభ్యాసి సర్వదోహకముల నుండి బహిష్కృతుడై గుణాతీతత్వము సంతరించుకోగలడు. హంస ఆత్మతో ధ్యానము ఆత్మకు సంబంధించిన సందర్శన ధ్యాస ను స్థితించుకోగలడు. యోగ ధ్యానం సదాకృత్వా జ్ఞానం తన్మయితాం వ్రజేత్. యోగ అభ్యాసము ధ్యానములను ఉపకరణములుగా వాడుకొనుచు జ్ఞానముచే ఆత్మతో అభిన్న రూపమగు తన్మయిత్వము వైపు అడుగులు వేయుచున్నాడు. జ్ఞానస్వరూపమగు పరమహంస సోహం తత్వం సదా మనస వాచా ఎలిగెత్తి గానం చేస్తూ అనుక్షణిక స్వానుభవముగా పుణికి పుచ్చుకొనుచున్నాడు. హంస సంస్థానము సర్వప్రాణుల దేహమధ్యగా హృదయస్థానములో హంస సదా సంస్థితమయ్యున్నది. ఆ హంస భగవానుడు అచ్యుతుడై వెలిచున్నారు. ఆయనయే సర్వజీవులలో పరమసత్యము. ఆయన సర్వశక్తిమంతుడై వెలిచున్నారు. ఆ హంసయే మహావాక్యముల సారభూతుడు. ఆయనయే వేదములచే ఉత్తమ పురుషుడు, ద ఫస్ట్ పర్సన్ ఉత్తమ పురుష అని వర్ణించబడుచున్నారు. అట్టి హంసరూప ఆత్మభగవానుడే వేదనారాయణుడు. సర్వదేహములలో వేంచేసి సంస్థితుడై సర్వమును ఎరుగుచున్న ఎరుక నైంద్ స్వరూపుడు, ద నోవర్ ఆఫ్ ఆల్ ఏల్స్. ఆ హంసయే అఖండాత్మయే పరోరుద్రుడు, పరాత్పరుడు. సర్వదేహములలో ప్రకాశమాడగు మహేశ్వరుడు. పృథివీ భూమి మట్టిగడ్డ మొదలుకొని శివుని వరకు గల సర్వతత్వములు, అకారము నుండి క్షకారము వరకు గల సర్వవనములు సర్వశబ్దార్థములు సర్వదేహములలో కూటస్థుడు అని చెప్పబడునది. కూటాంతమైన టీ సప్తమాతృకలు సర్వము హంసయే. ఆత్మతత్వమును ఉద్దేశించినట్టి మాతృకారహిత మంత్రములు ఎక్కడా ఏవీ లేవు. అంతా హంస లేక ఆత్మ గురించియే. దేనితోనూ పొల్చజాలని హంసజ్యోతి ఈ దేహి యొక్క దేహము మధ్యగా వెలుగుచూ ఉండుటచేతనే ఇది చైతన్యవంతమై ప్రవర్తమానమైనదగుచున్నది. హంసజ్యోతి జ్ఞానముద్రోపాసన అట్టి దేహములో వేంచేసిన్న హంసజ్యోతిని ఈ జీవుడు దక్షిణము టూవోర్డ్స్ ద సెన్సరీ సీన్ నకు అభిముఖుడై బుద్ధిని నిలిపి ఉపాసిస్తూ ఉండటము జ్ఞానముద్ర అనగా సాక్షిస్వరూపంగా జ్ఞానరూపముగు చిన్ముద్రతో యోగముచే దృశ్యమును దర్శిస్తున్నాడు. కనబడేదంతా ఆత్మకు అభిన్నము. ఆత్మయే అను బుద్ధితో జగత్ దర్శనం చేయుచుండటము ఇది దక్షిణాభిముఖము. సర్వము బ్రహ్మమే అను ధ్యాన సమాధిని అవధరించి ఉండటము మొదలైనవన్నీ హంసముద్ర యొక్క ఉపాసనాక్రమములు. సర్వము బ్రహ్మమే అను ధ్యాన సమాధిని అవధరించునుగాక. అట్టి బుద్ధికి అనుభవమగు హంసజ్యోతి. నిర్మల స్ఫటిక ఆకారము కలిగి ఉన్నట్టిది. దివ్యమగు దేవాయిన్ రూపము. హృదయమధ్య ప్రదేశంలో జ్ఞానముద్రాత్మకమైనది. తన యొక్క విశ్వచైతన్య శక్తిచే సమస్తమును ఉత్తేజితము చేయుచున్నది. దేహములో ప్రాణ అపాన సమాన ఉదాన వ్యాన పంచప్రాణములను నాగ కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ పంచ ఉప ప్రాణములను స్వకీయ క్రియా శక్తియుక్త సంప్రదర్శనముచే కార్యోన్ముఖము చేయుచున్నట్టిది. పంచజ్ఞానేంద్రియములలో కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మములతో జ్ఞానశక్తి బలప్రదర్శనము కలిగి నిత్య ఉద్యుక్తమై ఓల్వెజ్ ఎగ్జిబిటివ్ ఉంటోంది. పంచకర్మేంద్రియములను కదల్చుచున్నట్టిది. అట్టి హంసశక్తి నాభిచక్రమునందు అగ్ని పావకుడు గా తేజోపూరితంగా వ్యవస్థితమైయున్నది. సమస్త ధర్మములు నెరవేరుస్తున్న హంసజ్యోతిని నాభిహృదయభ్రూమధ్య ప్రదేశములలో కుంభకంగా సంకల్పించి ఉపాసించటము హంసజ్యోతి యోగోపాసన. యోగముద్ర, బంధముద్ర. నాభిచక్రమునందు మధ్యస్థమై వెలిచున్న పంచ జ్ఞానేంద్రియ శక్తులతో కూడిన తేజో విభవనమగు పావక శక్తి తేజస్సు అగ్ని నీ భావన చేస్తూ దృష్టిని నాసాగ్రమున నిలుపుతూ నాభిలో అకారముగా తేజోశక్తిని, హృదయములో ఉకారముగా భావనశక్తిని, భ్రూమధ్యమున మకారముగా ప్రాణశక్తిని సముచ్చారణలతో ఉత్తేజపరచాలి. అకారముతో నాభిలోని బ్రహ్మగ్రంథిని భేదిస్తూ బ్రహ్మదేవోపాసన. ఉకారముతో హృదయములో విష్ణుగ్రంథిని ఛేదిస్తూ విష్ణుదేవోపాసన. మకారముతో భ్రూమధ్యలో రుద్రగ్రంథిని ఛేదిస్తూ రుద్రోపాసన నిర్వర్తించాలి. ఇట్టి నాభిహృదయ భ్రూమధ్య స్థానములలో సహజ కుంభకాభ్యాసము నిర్వర్తించు యోగి క్రమముగా పరమాత్మస్వరూపుడే సమస్తమును స్వకీయ వినోద ప్రదర్శనముగా సందర్శిస్తూ ఆత్మజ్ఞానానంద భరితుడై ఆత్మస్వరూపుడై విరాజిల్లగలడు. ఊర్ధ్వముఖ కుండలిని యోగము. నాడీ ప్రారంభ స్థానముగు కంఠమును సంకోచింపజేయాలి. ఏ శక్తిచే నాడుల ప్రారంభమున కంఠము సంకోచింపజేయగలమో ఆ శక్తిచేతనే జిహ్వ దవడను స్పృశింపజేయబడినదిగా ఊర్ధ్వముగా పీడింపబడినదిగా చేయాలి. దీనిచే కుండలిని శక్తి ఊర్ధ్వగామినిగా వన్ దాట్ గేట్స్ పూస్ట్ అప్వర్డ్ అగుచున్నది. త్రికూటము, త్రివిధము, గోళాకము, నిఖరము అను త్రిశంఖము, వజ్రము, ఓంకారము, ఊర్ధ్వనాళము, భ్రూముఖము, ఈ త్రిపుటలతో కూడిన కుండలని శక్తి చాలనము పొందుచున్నది. ఇట్టి ఊర్ధ్వముఖ కుండలిని యోగ సాధనచే కుండలని శక్తి పంచ ప్రాణముల పరిమితత్వమును అధిగమించి శిరోకాశమున గల చంద్రమండలమును చేర్చున్నది. సాధకుడు వజ్రకుంభోపాసనతో నవద్వారములను, ద తొమ్మిది ఎక్స్టర్నల్ గేట్స్ ఆఫ్ ద బోడీ, రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు ముక్కు పుటములు, నోరు, గుదము, శిశ్నము, కుంభకముతో బంధించాలి. బుద్ధిప్రాణశక్తుల నిశ్చలత్వమును అభ్యసించాలి. విషయముల నుండి వాటిని వెనుకకు మరల్చాలి, నిరోధించాలి. ఈ విధమైన యోగసాధనచే మనస్సు నిర్మలము, నిర్గుణము అను పవనములను అధిష్ఠించగలదు. అప్పుడు క్రమంగా బ్రహ్మరంధ్రము నందు శంఖినినాదము జనించుచు అమృతవర్షిణి అగుచున్నది. షట్చక్రమండలములు మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞాచక్రస్థానములు కుండలిని ఊర్ధ్వగమనముచే ఉత్తేజితములవుతాయి. వాటి యందు ఆత్మజ్ఞాన దీపం వెలుగొందగలవు. సర్వభూతస్థితం దేవం సర్వేశం నిత్యం అచ్చేయేత్. సర్వేశ్వరుడు స్వస్వరూపుడు అగు ఆత్మభగవానుడే సర్వజీవుల యందును సర్వజీవులుగాను, సర్వమునకు నియామకుడుగాను, సర్వమునకు లీలా వినోద కల్పన రచయితగాను ఉన్నారు అని అనునిత్యముగా అర్చించుచుండటమే ఆత్మదేవోపాసన. ఆత్మజ్ఞాన దీపమును వెలిగించటము కూడా. అట్టి భావన యొక్క అనుక్షణికత్వమే సమాధి స్థితి కూడా. అట్టి పరాత్పరుడగు ఆత్మదేవుని ఇంకా కూడా సర్వదేహగృహములలో వెలుగొందుచున్న కేవల జ్ఞాన ప్రకాశ స్వరూపముగాను, ద అబ్సల్యూట్ ఫోర్మ్ ఆఫ్ నోనింగ్ ఈవెన్ ప్రయర్ టు ఆక్స్ అండ్ ఇన్సిడెంటల్ డీటెయిల్స్ ఆఫ్ నోనింగ్. సర్వ విషయములకు మునుముందే ఉండి తెలియబడు సర్వమునకు ముందు తెలివి అను విజ్ఞాన రూపమై ఉండుటచే నిరామయుడుగాను. సర్వవ్యాపియై నిత్య నిర్మలుడై నిరంజనుడై ఈ దృశ్యమంతా తన యొక్క దివ్యరూపముగా కలిగియున్నవాడుగాను. హంసహంసగా సోహము ఊపిరిపీచినప్పుడు సరూపుడుగాను, ఊపిరిని వదలినప్పుడు హం రూపుడుగాను, సర్వ ప్రాణులను ఆశ్రయించి ఉన్నవాడుగాను. ఎరుగుచూ హంసహంస వాక్యముతో పూజించాలి, అవలోకనం చేయాలి, ఈ విశ్వమును విశ్వాత్మకుని రూపంగా భావించాలి, ఆరాధించాలి. ప్రాణనుపానములు దేహములో ఎక్కడ ఏచోట అయితే కలియుచు పరస్పరము లయస్థితి పొందుచున్నాయో అట్టి స్థానము యొక్క గమనికను అజపాగాయత్రి అని పిలుస్తున్నారు. 21,600 సార్లుగా జరుగు హంసను గమనిస్తూ అట్టి స్థితిలో హంస సోహం యొక్క లయస్థానమే లింగస్థానముగా ఎరుగబడాలి, గమనించాలి. యతిధ్యానం ఈ దేహము లింగస్వరూపమే, ఇందులోని దేహియే లింగేశ్వరుడు. పూర్వభాగేహి అధోలింగం పూర్వభాగంలో కుడివైపు భాగము అధోలింగమును లింగము యొక్క అధోభాగముగాను, శిఖిన్యాంచ ఏవ పశ్చిమం పశ్చిమభాగము ఎడమవైపు లింగము యొక్క శిఖి భాగమును ఊర్ధ్వభాగముగాను, భ్రువోర్మధ్యే జ్యోతిర్లింగం భ్రూమధ్యాకాశంలో జ్యోతిర్లింగమును. యోగులు సర్వవేళలా దేహమును శివావలోకనంగా ధ్యానము చేయుచున్నారు. ఆత్మయే లింగముగా వారిచే ఉపాసించబడుచున్నది. ఆత్మయేవహి ఇదం లింగం. ఆత్మోపాసనచే బ్రహ్మ విద్యను ఎరుగుచు అట్టి యోగి ఆత్మదృష్టిని సముపార్జించి సోహం అహం ఆత్మభావనను పొంది జగత్తును ఆత్మగా సాక్షాత్కారము పొందుచున్నాడు. అట్టి ఆత్మసిద్ధుడగు యోగి యొక్క ఆత్మతత్వాత్మసోహం గానము వినండి. ఇద్దాని అధ్యయనము స్వస్వరూపాత్మోపాసనయే. నేను ఎట్టివాడను, ఎంతటివాడను? వోట్ ఐ ఆమ్, వోట్ ఎక్స్టెంట్ ఐ ఆమ్. అచ్యుతోహం, నేను ఆత్మను కానిక్షణమే లేదు. ఆత్మస్థానము నుండి ఏ సమయమందును చ్యుతియే పొంది ఉండటం లేదు. అచ్యుతుడను. అచింత్యోహం, నా సహజ నిత్యవాస్తవ స్వరూపము ఆలోచనలకు విషయమే కాదు, ఆలోచనలకు మునుముందే ఉన్నట్టివాడను. ఈ జగత్తు ఆలోచన కల్పిత నిర్మితము, అందుచేత నా ఆత్మస్వరూపము అచింత్యము. అతర్క్యోహం, ఆత్మ ఇద్దరో ముగ్గురో కొందరియో వాదోపవాదములచే తర్క వితర్కములచే అనుభవమగునది కాదు, ఎవరికి వారికే స్వననుభవైక వేద్యము, అందుచేత అతర్క్యము. అహం అజో జన్మల కంటే ముందే ఉన్న ఆత్మచైతన్యస్వరూపుడను, జన్మరహితుడను, అజుడను. దేహము యొక్క రాకతో జనించను, దేహము యొక్క పోకతో మరణించను. అహం అవ్రణో, దేహమునకు వ్యాధి వ్రణదోషములు ఉండవచ్చుగాక. ఆత్మగా నాకు దేహవ్యాధులు దేహదోషముల సంబంధించినవి కావు, అందుచేత అవ్రణుడను. అకాయోహం, నాకు దేహాదులు లేవు, వాటి రాకపోకలు నా స్వరూపమునకు సంబంధించినవి కావు, నేను సదా యథాతథుడను. స్వప్నంలో నాకు భౌతిక దేహమెక్కడున్నది, అయినా అనుభూతులు అనుభవాలు ఉంటున్నాయి కదా, కాబట్టి నేను సర్వదా అకాయుడను. అసంగోహం, నేను దృశ్యములో దేనికి సంబంధించినవాడను కాను, ఏదీ నాకు సంబంధించినది కాదు, సర్వదా అసంగుడను. అహం అభయోస్మి, ఆత్మస్వరూపుడనుగా దేనిచేత బంధితుడనుగాను, దేనిచేత బాధింపవాడను కాను, సర్వదా అభయస్వరూపుడను. కలలోని నాకు భయముండవచ్చునేమో, కాని కలనాదైన నాకు కలంటే భయమేముంటుంది? అసద్దోహం శబ్దములు నా గురించి ఉద్దేశించినవై చెప్పుకోబడవచ్చుగాక. కాని ఆత్మగా శబ్దస్వరూపుడను కాదు, శబ్దపరిమితుడను కూడా కాను. అందుచేత అశబ్దుడను అరుపోహం ఆత్మకు ఇట్టిది అను రూపము లేదు. మట్టి బొమ్మలకు రూపముండవచ్చునేమోగాని మట్టికి రూపమేమున్నది? ఆభరణానికి ఒక రూపముండవచ్చుగాక, బంగారానికి ఇది అన్న రూపమేమున్నది? అన్ని రూపములు ఆత్మవే అని అనవచ్చుగాని ఆత్మకు ఇది రూపము అనునది ఏమీ లేదు. కనుక అరూపుడను, హంస ఆత్మ రూపుడను. అహం అస్పర్శో అహం, నేను స్వరూపమగు ఆత్మస్పర్శకు విషయం కాదు. ఒకనొక స్పర్శచే ఇప్పుడు పొందవలసినది కాదు. కాబట్టి అస్పర్శుడను. అంతేకాదు, ఏది నన్ను స్పృశించలేదు. అస్పర్శుడను. అద్వయం కల కనేవానికి వేరే ఆ కలలో ఏదీ ఉండదు కదా. అట్లాగే నేను అద్వితీయుడను. నాకు అనుభవమయ్యేదంతా నేను భావనా స్వరూపుడైనప్పుడు మాత్రమే రూపం పొందుచున్నది. కనుక అద్వితీయుడను. నాకు వేరే త్రిమూర్తులుగాని త్రిలోకములుగాని త్రికాలములుగాని లేవు. అవన్నీ నా ఆత్మస్వరూపము యొక్క స్వకీయ సృష్టి భావన యొక్క కల్పనాంతర్గత విశేషములే. అర్సోహం రుచి నా అనుభూతియేగాని నేను రుచి స్వరూపుడను కాను. నవరస నాటకంలో రచిత వాటిలో ఏ రసము కాని విధంగా నేను అరస స్వరూపుడను. రసములు రసానుభవములు మొదలైనవన్నీ ఆత్మగా నా యొక్క రసాస్వాదన విశేషములే ఉండగా నేను అరస స్వరూపుడను. అగంధోహం నేను గంధస్వరూపుడను కాను. వాసనను ఆస్వాదించువాడనవచ్చుగాక, గంధము నేను కాను అగంధస్వరూపుడను. గంధముచే లభించువాడను కాను. అనాదిం దేహాదులకు మొదలు చివర ఉన్నది, నేనుకు ఇది మొదలు అనునది లేదు. ఏదైనా కాలము యొక్క పరిధిలో ఉంటేనే ఆది అనేది కలిగినదే ఉంటుంది. కాలకల్పనకు కారణకారణుడనగు నాకు ఆది ఏమి ఉంటుంది? కనుక అనాది స్వరూపుడను. అమృతోస్మి అహం, జాగ్రత్ స్వప్నసుషుప్తులు నావయ్యున్న నేను దేహము యొక్క రాకపోకలకు పరిమితుడను కాను. మృత్యువు అను సందర్భమునకు కూడా వేరే సాక్షినే ఉన్నట్టివాడను. మార్పుచేర్పులకు విషయుడను కాను. ఉపాధుల రాకపోకలు నా సమక్షంలో నా యొక్క నా వినోదంగా జరుగుచున్న స్వయం కల్పితాలు. అహం అక్షయో పుట్టినప్పటి నుండి బాల్య కౌమార యౌవన అవార్ధక్యములలో నేను మారుటలేదు కదా. స్థితిగతులచే నేను తరుగుటలేదు పెరుగుటలేదు. ఆత్మక్షయము కానట్టిది. అక్షయమును అక్షయుడను. అలింగోహం నేను అనునది స్త్రీ పురుష నపుంసక లింగములకు సంబంధించినదా? కాదు కదా. ఆత్మ అలింగస్వరూపము. కోపము ఇష్టము అభిమానము మొదలైన వాటికి లింగభేదమేముంటుంది? ఇక వాటన్నిటికంటే అత్యంత ప్రత్యేకమైన నేనుకు లింగభేదం అసలే ఉండజాలదు కదా. అజరోస్మి బాల్యౌవనవార్ధక్యములచే నేను అనునది మార్పు చేర్పులు పొందదు. వార్ధక్యము మొదలైనవి దేహమునకు సంబంధించినవేగాని నేనుకు సంబంధించినవి కాదు. అందుచేత జరము ఓల్డేజ్ లేనట్టివాడను. జర మరణములు భౌతిక దేహమునకు సంబంధించినవే కాని ఆత్మ హంస అగు నాకు సంబంధించినవి కావు. అహం అకళోస్మి కళ నా యొక్క ప్రదర్శనమే కాని నేను కాదు. ఆత్మ కళాతీతమైనది. నేను నాద బిందు కళాతీతుడను. సంసార దోషములచే నేను స్పృశించబడటం లేదు. అప్రాణోహం శక్తి అనునది శక్తిమంతుని విశేషమేగాని శక్తి ఆతడే ఉండడు. వాహనము నడుపువాడు నడుపు శక్తిగా మారడు కదా. A driver drives a vehicle. But he does not become drive in art or process. అట్లాగే ప్రాణము నా యొక్క శక్తి ప్రదర్శన చమత్కారము నేను ప్రాణేశ్వరుడను ప్రాణమును స్వశక్తిరూప అలంకారముగా కలవాడను. అంతేగాని ప్రాణమాత్రుడను కాను అప్రాణుడను. అముకోహం సర్వశబ్దములకు జనన స్థానమగు ఆకాశమునకే జనన స్థానమగు ఆత్మాకాశము నేనే అయి ఉండగా నేను మూగవాడిని ఎట్లా అవుతాను? మూకం కరోతి వాచాలం అను రీతిగా మౌనస్వరూపమగు ఆత్మ నుండే సర్వశబ్ద సర్వవాక్ ప్రవాహములు బయల్వెడలుచున్నాయి. అందుచేత నేను మూగ కాదు, అముకుడను. అచింత్యస్మి చింతనల కన్నా ముందే ఉన్న నేను ఏ చింతయు లేనివాడను, నిశ్చింతుడను, అచింత్యుడను. చింతనలచే బంధించబడువాడను కాను, సంబంధితుడను కాను, పరిమితుడను కాను. అకుతోస్మి అహం ఒక నవలలో ఒక పాత్ర అడవికి వెళ్ళి వేటాడటము మొదలైన కొన్ని క్రియలు చేస్తూ ఉంటే ఆ క్రియలన్నీ ఆ నవల రచయిత చేస్తున్నట్లా లేదు కదా. అట్లాగే జీవాత్మగా నాచే నిర్వర్తించబడుచున్నవేవి పరమాత్మగా నా క్రియలు కావు, ధర్మములు కావు. అందుచేత సహజముగానే పరస్వరూపుడనగుటచేత సర్వదా నేను అకూతుడను, నాన్ డూయర్. జగత్తు నాచే కల్పించబడుచున్నప్పటికీ జగత్తులోని విశేషాలకు సంబంధితుడను కాను, కేవల సాక్షిగానే సర్వదా ఏర్పడినవాడనే ఉన్నాను. అంతర్యామి స్మ్యహం కలలో కనిపించేవన్నిటికీ అందరికీ అంతర్యామి కల తనదైనవాడే కదా. ఒక కథలోని పాత్రల స్వరూప స్వభావాలన్నిటికీ అంతర్యామి ఆ కథారచయిత యొక్క రచన చమత్కృతియే కదా. నాచే అనుభూతముగా ఆస్ ఆన్ ఎక్స్పీరియన్స్ పొందబడుచున్న జగదనుభవమంతటికీ నేనే అంతర్యామిని. స్వకీయ కల్పన చేతనే అంతా సిద్ధిస్తోంది కనుక కనిపించే అంతటికీ అంతరహృదయాంతరంగుడను. అగ్రాహ్యోహం ఈ విశ్వజనులంతా మనస్సుతో ఇంద్రియములను ఉపయోగించి దృశ్య విషయములను తెలుసుకుంటూ ఉన్నారు. అటువంటి బుద్ధికే జనన స్థానమగు ఆత్మస్వరూపుడను, ఆత్మస్వభావుడను. మనస్సు అన్యములైన విషయములనే గ్రహిస్తుంది కాని అనన్యమగు ఆత్మను ఎట్లా గ్రహించగలదు? అందుచేత మనస్సుకు అగ్రాహ్యుడను. అనిర్దేశ్యోహం ఆత్మస్వరూపుడుగా నన్ను ఇది ఇంతయే, ఇట్టిదే, ఇటువంటిదే అని చెప్పబడజాలను. అపరిమితుడనవటం చేత నాకు పరిధులు లేవు, అందుచేత నిర్దేశ్యమునకు పరిమితుడను కాను, అనిర్దేశ్యుడను. అలక్షణ సర్వలక్షణములకు విలక్షణుడను. సర్వలక్షణములు నా ప్రదర్శనములే అయినప్పుడు నా గురించి ఇవి లక్షణములు అని ఇట్లా ఆపాదించబడగలవు? లేదు. నవలలోని పాత్రల లక్షణములు రచయిత యొక్క కల్పనే కాని అవి రచయిత లక్షణములు కావు కదా. అట్లే కేవలుడనగు నేను అలక్షణుడను. అగోత్రోహం ఈ జాతి గోత్రము చెందినవాడిని అని ఆత్మనగునకు ఆపాదించటము కుదరదు. అటువంటివన్నీ సాంఘిక విశేషములు మాత్రమే, ఆత్మసంబంధితములు గావు. ఆత్మస్వరూపుడనగు నేను అగోత్రుడను. అగాత్రోహం శరీరమును శరీరిగా ధారణ చేయువాడను, శరీరము అను ఉపకరణమునకు కదలించువాడుగా మునుముందే ఉన్నవాడను. శరీరము లేనప్పుడు ఉన్నప్పుడు కూడా ఆత్మగా నేను సర్వదా ఉండియే ఉన్నాను కాబట్టి అగాత్రుడను. అచక్షుష్కోస్మి కనులు ఉపయోగించి దృశ్యమును దర్శించువాడను. అంతేగాని చక్షువులు నేను కాదు. చక్షువులు కాలక్రమంగా నశించినా కూడా నేను నశించను. ఉపకరణము చేజారితే ఉపయోగించువాడు చేజారడు కదా. నేను అచక్షుస్వరూపుడను. అహం అవాక్ మాటలు పలుకువాడను నేను గాని మాటలు నేను కాదు. వాక్కు నా యొక్క ఒకనొక క్రియా ప్రదర్శనము. వాక్ పరిమితుడనుగాను, వాక్ స్వరూపుడనుగాను, అవాక్ మానస గోచరుడను, పలుకులు పలుకువాడను. పలుకులు ఎక్స్ప్రెషన్స్ నా స్వరూపం కాదు. అవాక్ స్వరూపుడను. అదృశ్యోహం దృశ్యములోని ఒక వస్తువు వంటివాడను కాను. దృశ్యములో భౌతికంగా కనిపిస్తున్న ఈ శరీరము నేను కాదు. శరీరిని దృశ్యమును దర్శించువాడను. దృశ్యము లేకున్నా నేను ఉన్నాను. దేహము కనిపిస్తుంది గాని దేహి కనిపిస్తాడా? లేదే. ఆత్మనగు నేను అదృశ్యుడను. కదలించే అదృశ్యరూపుడగు దేహిని నేను. కదిలే దేహస్వరూపమాత్రుడను కాను. అవరోహం నేను వర్ణాశ్రమములకు వర్ణాశ్రమ ధర్మములకు పరిమితుడనైన వానిని కాను. రంగురూపు ఆత్మకు లేవు. ఆత్మయే నా యొక్క సహజరూపముగుటచ్చేత నేను అవర్ణుడను. వర్ణభేదములకు అసంబంధికుడను. అహం అఖండోస్మి అనేక సందర్భములలో అనేక రూపనామములుగా కనిపిస్తున్నప్పటికీ నేను అఖండుడను. ఉదా విచూచేవాడుగా, వినేవాడుగా, స్పర్శానుభవిగా, ఆలోచించువాడిగా, నిర్ణయించేవాడుగా, ఇష్టభావికుడిగా, జీవుడుగా, అనేక శరీరములు ఒకదాని తరువాత ఒకటి ధరించువాడుగా ఉండి ఉంటూనే వేర్వేరుగా అవక ఏక అఖండుడనే ఉన్నాను కదా. కనుక అఖండుడను. అద్భుత భౌతికమైన దాని కంతటికి అతీతుడను, అద్భుతుడను. అశ్రుతోహం వినబడువాడనుగాను. వినికిడిని కల్పించుకొని వినటము అను స్వకల్పనను ఆస్వాదించువాడను. వినటం నా రూపం కాదు. నా యొక్క అనంత శక్తి ప్రదర్శనములలో వినికిడి ఒకనొకటి. అదృష్టోహం చూడబడు దృశ్యమును కాను. చూపుచే చూచుచున్నవాడు అగుపించడు కదా. వన్ హూ ఇస్ సీన్ కానాట్ బీ సీన్ అదృష్టుడను. అన్వేష్టహ వెతికితే లభించువాడను కాను. వెతుకువానికి వేరుకానట్టివాడను. ఆ వెతుకుచున్నవానినే నేను. అన్వేష్టిని. ఆత్మ గురించి అన్వేషిస్తూ ఉన్న సందర్భములో అట్టి ఆత్మయే నేను కదా. అహం అమరోస్మి మరణధర్మము దేహమునకు ఉండవచ్చుగాక. దేహినగు నాకు మరణము అనుధర్మమే లేదు. అమరణుడను. జాగ్రత్తలో నుండి స్వప్నములోనికి, స్వప్నము నుండి జాగ్రత్తలోనికి పోవటము వంటిదే దేహదేహాంతరములు కూడా. అవాయహ వాయువు రూపుడను కాను. ఆ వాయువు ఎందులో చరిస్తోందో అట్టి ఆకాశరూపుడను. ఆకాశమునకు కూడా ఆవలగల చిదాకాశరూపుడను. ఆత్మాత్ ఆకాశం. ఆత్మనగు నానుండియే ఆకాశాది పంచభూతములు బయల్వెడలుచున్నాయని వేదవాక్యము కదా. అనాకాశో ఈ భౌతికాకాశము ఎందులో ఏర్పడినదే ఉన్నదో అట్టి ఆత్మాకాశ స్వరూపుడను. భౌతికాకాశ పరిమితుడను కాను. అనాకాశుడను. అతేజసో జాగ్రత్ పురుషుడు విశ్వుడు. స్వప్న పురుషుడు తేజసుడు. స్వప్న పురుషుడు నా యొక్క ఒకనొక అంశ మాత్రమే. నేను స్వప్న పురుషుడను కాను. జాగ్రత్ స్వప్న సుషుప్తి పరిమితుడను కాను. తేజస్సు నాది కావచ్చు, నేను తేజస్సును కాదు. అవ్యభిచార్యహం అజ్ఞానజ్ఞాన జన్మకర్మ పునర్జన్మ బంధమోక్ష ఇత్యాది సర్వదశలన్నీ మనోధర్మములు కావచ్చుగాక. ఏది ఎప్పుడు ఏ తీరే ఉన్నా కూడా నేను ఆత్మను వదలటలేదు. అవ్యభిచార్యుడను. అమృతోహం మృతము మరణము అనే ధర్మము లేనివాడను. ఆత్మగా సదా అమృతస్వరూపుడను. అజాతోహం పుట్టుకయే లేనివాడను. దేహముతో పుట్టువాడను, దేహముతో మరణించువాడను కాను. ఆత్మగా నిత్యుడను. స్వప్న పరంపరలవలె దేహముల రాకపోకలు ఆత్మకు అప్రమేయములు. దేహే జాతే న జాతోసి, దేహే నష్టే న నశ్యసి. అతిసూక్ష్మో ఆకాశము కంటే కూడా సూక్ష్మాతి సూక్ష్మముగు ఆత్మను అవటం చేత అతి సూక్ష్ముడను. అవికార్యోహం వికారములు నామరూపభావోద్వేగములు దేహమనోబుద్ధుల యందు ఒకప్పుడు ఉండవచ్చు, మరొకప్పుడు లేకపోవచ్చు. ఆత్మస్వరూపుడనగు నాకు ఎట్టి వికారములు లేవు, ఆత్మగా నిర్వికారుడను. అరజస్కో నిర్వికారుడను, రజోగుణదోషముచే స్పృశించబడను. రజోగుణము నాది కావచ్చు, కాని నేను నిర్గుణుడను. అతమసోహం తమోగుణస్వరూపుడనుగాను. అసత్వోహం సాత్విక గుణములు కూడా నా రూపం కాదు. అగుణోస్మ్యహం గుణములకు వేరే నిర్గుణుడమై ఉన్నవాడను. గుణాతీతుడై ఉన్నాను, గుణములకు ముందే ఉన్నవాడను. నేను ఉన్నాను కాబట్టి గుణములు ఉనికి పొందుచున్నాయి, అంతేగాని గుణములు నన్ను జనింపజేయవు. అహం అమాయో మాయ నా యొక్క వినోద చమత్కారమేగాని మాయాస్వరూపుడను కాదు, మాయాస్వభావుడనుగాను. ఒక కథ వినిచూ తన్మయమైనంత మాత్రంచేత ఒకడు తనను తాను కోల్పోవటం లేదు కదా. నేను అమాయను, అహం అనుభవాత్మ. ఆ జగత్తులు జాగ్రత్ స్వప్న సుషుప్తులు దేహదేహాంతరములు నా యొక్క స్వీయానుభవ విశేషములే ప్రదర్శితములగుచున్నాయి. వాటన్నిటికీ వేరుగా అనుభవజుడనే అనుభవాత్ముడనే వెలుగొందువాడను. నాకు తెలియబడుచున్న సమస్తమునకు ఆత్మను నేనే. అనన్యో ఆ విషయోస్మ్యహం అనన్యుడను. కథలోని విశేషాలన్నీ కథారచయిత యొక్క కల్పనయే కదా. అవన్నీ రచయితకు వేరే ఉనికి కలిగియున్నాయా? లేదు. అట్లాగే నాకు ఇంద్రియములు కూడా అన్యము కావు. అనన్య విషయుడను. అహం అద్వైతో జీవాత్మ. ఆ జీవాత్మకు అనుభవముగుచున్న జగత్తు నా అంశలే. ఆత్మస్వరూపుడగు నాకు ద్వితీయము అనునదేది ఎక్కడా లేదు. అనుభవమయ్యేదంతా నేను నీవుతో సహా నా నుండి బయల్వెడలిన భావన చైతన్య విశేషమే. అహం అపూర్ణో ఈ విస్తార విశ్వము ఈ ఊర్ధ్వ అధోలోకములు మొదలైన ఇవన్నీ నా అఖండ అనంతాత్మ స్వరూపమును కించిత్ కూడా పూరించలేవు. అందుచేత మమాత్మానందరూపము సర్వదా అపూర్ణము. ఐ కానోట్ బీ ఫిల్డ్ అప్ బై ఓల్ దిస్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్. అహం అబాహ్యం అనంతరః ఆత్మసర్వత్రా సమస్వరూపమయ్యున్నది. బాహ్యభ్యంతరస్థితుడనే యుండుటచే నాకు బాహ్యము లేదు, అంతరము లేదు. ఆత్మగా బాహ్యభ్యంతరములను ఆక్రమించుకొని ఉన్నాను. అశ్రోత్రోహం వినబడువాడను చెప్పబడువాడను కాను. వినుటకు ఆధారమైన స్వస్వరూపాత్ముడను, శృతుల చేత కూడా పూర్తిగా నిర్వచించబడువాడను కాను. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. అదీర్ఘోహం అనహ్రస్వోహం పొడవైన వాడను కాను, పొట్టిన వాడను కాను. అవన్నీ భౌతిక దేహధర్మములు మాత్రమే. దేహి ఆత్మస్వరూపుడనగు నాకు సంబంధించినవి కావు. నేను దేహమును కదలిస్తూ ఉన్నవాడను, కదిలే దేహము నేను కాదు. అవ్యక్తోహం వ్యక్తీకరించబడునదేది నేను కాదు. సర్వము వ్యక్తీకరించుచు వ్యక్తీకరణమునకు ఆవల ఉన్నవాడను, అవ్యక్తుడను. అనామేహ నామరూపాత్మకంగా లభ్యమగువాడను కాను. నాయందు మరొకటేదీ లేదు, అనామయుడను. కథలోని విశేషాలు కథారచేతలో ఉన్నట్టివి కాదు కదా. విషయములు నన్ను ఆశ్రయిస్తూ ఉన్నప్పటికీ కూడా నేను మాత్రం సదా నిర్విషయుడను. అద్వయానంద విజ్ఞాన ఘనోస్మి అద్వితీయ కేవల జ్ఞాన ఘనీభూతుడను. ద ఫెసెట్ ఆఫ్ నోనింగ్ ఆట్ ఇట్స్ కోర్ ఈజ్ వోట్ ఐ ఎమ్ నాచే తెలియబడేదంతా నా యొక్క ఘనీభూత జ్ఞానస్వరూపమే. అవిక్రియోహం, నేనేమీ చేయవాడను కాను, క్రియల సంబంధితుడను కాను, క్రియలచే లభించువాడను కాను, క్రియలు నిర్వర్తించువాడు క్రియల కంటే మునుముందే క్రియలకు అతీతుడై ఉండాలి కదా. అనిచ్చోహం, నేను జన్మించువాడనుగానో జీవాత్మగానో దృశ్యాంతర్గతంగానో విచ్ఛిన్నమగుటలేదు. విచ్ఛిన్న ధర్మములేనట్టి ఆత్మను, అఖండాత్మను, ఇచ్ఛా ఐచ్ఛలకు సంబంధించిన చిత్తపరిమితుడను కాను, చిత్ స్వరూపుడను, ఇచ్ఛనాది కాని నేను కాదు. అలేపోహం, ఎట్టి దోషములు ఆత్మకు లేవు. అందుచేత నిత్యనిర్మలుడను. మట్టితో చేసిన బొమ్మ సరిగా కుదరకపోతే అది మట్టికేమి సంబంధము, మట్టికేమి బంధము? అహం అద్వయ అకర్త అద్వితీయుడను, దేనికీ కర్తను కాను. నాటకంలోని పాత్రలు నిర్వర్తించు కర్మ వ్యవహారములు ఆనాటక రచయి చేస్తున్నాడని అనలేము కదా. కర్తృత్వము ఆపాదించలేము కదా. పాత్ర యొక్క సుఖదోహకములు కర్తృత్వ అకర్తృత్వములు పాత్రధారుడివి ఎట్లా అవుతాయి? అవిద్యాకార్యహీనోహం, అవిద్యకార్యములకు నేను కర్తను కాదు, భోక్తను కాదు. విద్యావిద్యల సాక్షిని, విద్యన్విద్యలు ఆత్మగా నాకు ఆపాదించబడజాలవు. ఆత్మనగు నా స్వరూపముపై అవిద్యాకార్యములు ఆపాదించబడజాలవు. అవాక్మానస గోచరోస్మి, నువ్వు మనస్కుగాని వాక్కుగాని గోచరించువాడనుగాను. ఆలోచనలన్నీ ఆలోచించువాడివే ఉండగా ఆలోచనలలో ఆలోచించువాడు ఎట్లా లభిస్తాడు? నవలలో పేజీలలో నవల రచయిత కనిపిస్తాడా? నా నుండి బయల్వెడలిన ఆలోచన నన్నెట్లా నిర్వచించి చెప్పగలుగుతుంది? అహం అనల్పో, ఆత్మగా అనంతుడను, ఆద్యంతములు లేనివాడను, అల్పుడను ఎట్లా అవుతాను? అనల్పుడను. త్రిమూర్తులకు, ఇంద్రాది దేవతలకు కూడా ఆత్మ మమాత్మయే అయి ఉండగా నాకు అల్పత్వమెక్కడిది? అహం అశోకో, ఆత్మకు దేని పట్ల వేదన లేదు. పాత్రకు వచ్చు శోకాదులు పాత్రధారునికి గాని రచయితకుగాని చెందినవి కాదు కదా. మనోసంబంధమైనవేవి ఆత్మకు చెందవు. మనస్సును ఒక వస్తువు వలె వెలిగించు చైతన్యశక్తి ఆత్మ. నేను ఆత్మస్వరూపుడను. అవికల్పోస్మి, సంకల్ప వికల్పములు నా యొక్క కల్పనా విభాగము నుండి బయల్వెడలుచు ప్రవర్తితమగుచున్నాయి. నేను మాత్రం ఆత్మగా వికల్పరహితుడను, అవికల్పుడను. అవిజ్వలన్, ఆత్మ సర్వదా ఉన్నచోటే ఉంటున్నది. ఆత్మస్వరూపుడనగు నేను జ్వలించుటలేదు, ప్రవహించు ధర్మము నాకు లేదు. ఐ డోనట్ ఫ్లో ఫ్రోమ్ ఎనీ వెర్ టు ఎనీ వెర్. ఆత్మగా ఎచ్చట నుండి ఎక్కడికీ ప్రవహించటము లేనేలేదు. సర్వదా యథాతథ స్థానము నందు ఏర్పడి ఉంటున్నాను. అహం ఆది మధ్యాంతహీన కాలములోని విశేషములకు మాత్రమే మొదలు మధ్య చివర అనునవి ఉంటాయి. నేను కాలమునకు ఆవల ఆత్మగా వెలుబొందుచున్నట్టి వాడను, ఆదిమధ్యాంతరహితుడను. అహం ఆకాశ సదృశ, ఆకాశము అంతటా నిండి ఉన్న తీరుగా నేను జాగ్రత్ స్వప్న సుషుప్తులలోనూ సర్వలోకములలోనూ ఆక్రమించుకొని ఉన్నట్టివాడను. అహం ఆత్మచైతన్య రూపోస్మి, ఆలోచనలను, భావములను, అనుభూతులను, అభిప్రాయములను, ఆనంద అనానందములను నా యొక్క ఆత్మశక్తిచే చేతనముగా ఆస్ మూవింగ్ నిర్వర్తించున్నట్టివాడను. ఎరుగబడేదంతా ఎరుగబడేటట్లు చేస్తున్న చిత్ చైతన్యుడను. మహతానంద చిద్ధనోహం, ఒకడు తాను వ్రాసిన నవలను చదువుకుంటూ ఈ పాత్రలు వైచిత్యములు పరస్పర సంబంధములు నా నైపుణ్యమే కదా అని ఆనందించు విధంగా ఈ సర్వము నేనైన నేను యొక్క భావనచే మహదానంద చిద్ఘనుడను. ఆనందామూత రూపోహం, మూతములేని దోహక కారణములే ఉండజాలనట్టి ఆనందామూతరుపుడను ఆత్మానందామూతుడను. అంతరహ ఆత్మ సంస్థోహం సర్వజీవులేందు అంతరాత్మగా సంస్థితుడైన వాడిని. ఒకడు తన కలలో కనిపించిన వారందరి యొక్క అంతరాత్మ తానే అయిన తీరుగా ఈ కనబడే సర్వమునకు అంతరాత్మను అయి ఉన్నాను. ఆప్తకామోహం ఆకాశాత్ ఆకాశము సర్వము తనయందే కలిగియుండగా ఇక జగత్తులోని ఏదైనా ఒక స్థానమునో వస్తువునో కోరుకునే ప్రసక్తి ఎక్కడిది? సర్వలోకములు ఆత్మయందే ప్రతిబింబితమై ఉండగా ఆత్మస్వరూపుడనగు నేను ఏదో లోకల్లో ఏదో చోటు కోరుకోవటమేముంటుంది? నేను ఆప్తకాముడను, కోరుకోవలసినదేదీ లేనివాడను. అహం పరమాత్మేశ్వరోస్మి జాగన్నాటకంలో కనిపించే ఇహాత్మ లేక జీవాత్మ. అనేక నాటకములలో నటించు ఒక నటుని యొక్క ఒక నాటకములోని ఒక పాత్ర వంటిది. నేను ఆవల గల పరమాత్మస్వరూపుడనే స్వకీయర్చన జగత్తునందు విస్తరించి ఉన్నవాడను. ఈశానోస్మ్యహం సర్వము నందు సర్వముగా విస్తరించి ఉన్నవాడను. ఈశానుడను ఈ ద్యోహం సర్వత్రా సర్వభావములచే సర్వదేవతా స్తోత్రములచే స్తుతించబడుచున్న ఆత్మయే నేను. అట్టి ఆత్మతత్వమంతా మమాత్మయే. సర్వాత్మకుడనే ఉండుటచే సర్వస్తోత్రములు ఉపాసనలు నన్నే చేర్చున్నాయి. అహం ఉత్తమ పురుష ప్రథమ పురుష హి దే ద థర్డ్ పర్సన్ ఉత్తమ పురుష ఐ మై ద ఫస్ట్ పర్సన్. అందరిలోని నేనైన నేనే నేను కాబట్టి ఉత్తమ పురుషుడను. ఉత్తమ పురుషకారమును పురుషోత్తముడను. అహం ఉత్కృష్టో దృశ్యదేహమనో బుద్ధిచిత్తహంకారాదుల కంటే మహత్తరమైన వాడను ఉత్కృష్టుడను. అహం ఉపద్రష్ట నవరసములతో కూడిన నాటకము జగరుచూ ఉండగా ఏ విధంగా అయితే నాటక దీపము కేవల సాక్షియో ఆ విధంగా బ్రహ్మలోకము వరకు జరుగుచున్న సర్వవ్యవహారములకు కేవల సాక్షిని ఉపద్రష్టను. ఉత్తరతోస్మి అహం దేవతాగణము మునిగణము లోకలోకపాలకులు లయించగా కూడా శేషించియుండు ఆత్మను. సర్వమునకు ఆవల ఆత్మగా ప్రకాశించువాడను ఉత్తరోత్తరుడను. కేవలోహం ఈ జగత్ వ్యవహారములన్నీ నాటకంలోని సంఘటనల వలె సందర్భ సత్యములు. ఇక నేనో సహజ సత్యమును దేనిపైన ఆధారపడి ఉండనివాడను కేవలుడను. ఐ ఆమ్ ద అబ్సొల్యూట్ వెర్ ఆస్ ఆల్ ఈజ్ మేర్లీ రిలేటివ్ దాట్ ఏమనెట్స్ ఫ్రోమ్ అజంప్సన్స్ అండ్ ప్రిజంప్సన్స్ ఆఫ్ మారీ విజ్యోలజసన్. కవ్యః అహం ఒక శిల్పమునకు సర్వశ్రేష్ఠుడు శిల్పియే అయిన విధంగా ఒక నాటకమునకు నాటకరచయితయే సర్వశ్రేష్ఠుడైన విధంగా ఈ జగత్ దర్శనానుభవమంతా ఆత్మ యొక్క స్వకీయ రచనయే అవటం చేత ఆత్మయే సర్వశ్రేష్ఠమైనది. నేను ఆత్మస్వరూపుడనే కాబట్టి కవిని శ్రేష్ఠుడను. కరణాధిపః కర్మాధ్యక్షోహం సర్వ ఇంద్రియములకు వాటివాటి కార్యక్రమములకు ఆత్మయగునేనే అధిపతిని. కర్మేంద్రియములకు వాటి కర్మ వ్యవహారములకు సర్వాధ్యక్షుడగు ఆత్మను. ఇంద్రియ పశువులకు పశుపతిని, అంతేగాని పశువుల కాపరిని కాదు. గుహాశయోహం గోప్తాహం అహం ఆత్మా సర్వభూత ఆశే స్థితః. సర్వజీవుల ఆశయములందు అంతర్లీనంగా నేనే ఆత్మగా వేంచేసియున్నాను. సర్వజీవుల హృదయగతుడనే ఆత్మగా ఉన్నాను. అందరిలో రహస్యముగా దాగి ఉన్న అంతర్లీనగానమును నేనే. చక్షుసః చక్షురస్మ్యహం కళ్లలో చూపు రూపంగా సంప్రదర్శితుడనే కనులను ఉపయోగించువాడనే ఉన్నాను. ఆత్మ యొక్క అసంఖ్యాక శక్తి ప్రదర్శనములలో చూపు ఒకానొకటి. ఈ దేహము మొత్తమును జీవింపజేయటము మరొకటి. దృశ్యమును స్వానుభవముగా రచించుకోవటము ఇంకొకటి. చక్షువులలో చూపుగా చూచువాడుగా ప్రకాశించుచున్నవాడను నేనే. అహం చిదానందోస్మి చేత ఎరుగుట అను విశేషముచే ఆనందించు బుద్ధిగలవాడనే చిదానందుడుగా దేహమంతా అంతరంగమంతా వెలుగొందుచున్నవాడను. చిద్ఘనః చిన్మయోస్మి ఈ ఘనీభూతమైన చిన్మయ స్వరూపుడను. చిత్తు ఎరుక నా స్వకీయాత్మలక్షణ విలక్షణము. అంతేగాని మృణ్మయ భౌతిక రూపమాత్రుడను కాను. చిద్ఘన చిన్మయుడను అహం జ్యోతిర్మయో జాయాన్ ఏ జ్యోతిస్వరూపం యొక్క ఎరుక అనే వెలుగు ప్రసరిస్తున్న ప్రదేశంలో ఈ దృశ్య వ్యవహారమంతా వ్యవహరిస్తోందో అట్టి జగత్ జ్యోతికే జ్యోతిని, జీవాత్మజ్యోతికే జ్యోతిని, ఆత్మయొక్క ఎరుక అనే జ్యోతి యొక్క కిరణ విశేషములే ఈ ఎరుగబడేదంతా. జ్యోతిషాం జ్యోతిరస్మి అహం దృశ్యంతర్గతమైన సర్వజీవులు జ్యోతి దీపపు స్వరూపాలైతే ఆత్మగా నేను అస్మత్ సర్వాత్మకత్వము చేత దీపము యొక్క అగ్నిస్వరూపుడను. జ్యోతిర్జ్యోతి స్వరూపుడు స్వయం జ్యోతి ప్రకాశితుడను. సమస్త దీపములలో అగ్నివంటివాడను. తమసః సాక్ష్యహం కళ్ళు మూసుకుంటే చీకటి అనుభవమవుతుంది. అట్టి చీకటిని చీకటిగా అనుభవము పొందు సాక్షిస్వరూపుడను. తమసః పరం ఉచ్యతే చీకటికి పరము అయినవాడిని. అజ్ఞానమునకు కూడా సాక్షినేగాని అది నా స్వభావము కాదు. తుర్యః తుర్యోహం తమసః పరః అవిద్యాస్వరూపమగు ఈ జగత్ దృశ్యమునకు సర్వదా సాక్షిని. అజ్ఞానాంధకారమునకు ఆవలివాడను. జాగ్రత్స్వప్న సుషుప్తి పురుషుల విశ్వతేజో ప్రాజ్ఞుల నియామకుడగు తురియునికే తురియుడను. తురియాతీత స్వరూపుడను. దివ్యోదేవోస్మి దుర్దర్శో ఈ జగత్తే శరీరముగా కలవాడను. దివ్యుడగు దేవదేవుడను. భౌతికమైన కళ్లకు దేహిగా కనిపించువాడను కాను. ద్రష్ట ఒక నాటకమునకు ప్రేక్షకుని వలె ఈ జగత్తుకు కేవల ద్రష్టను. ధ్యేయో ఒక చక్రవర్తి సమక్షంలో నాటక ప్రదర్శనలాగా నా యొక్క సంభావన అనుభావన చేతనే జగత్తు అనబడే వస్తు రూపంగా క్రియా విశేషములతో అనుభవముగుచున్నది. నా ధ్యానము యొక్క ధ్యాసరూపమగు ఈ జగత్తు నా యొక్క ధ్యేయ రూపము. జగత్తు నా యొక్క క్రీడాధ్యాసకు ధ్యేయ వస్తువు అయి ఉన్నది. ధ్రువోస్మి దేహములు దృశ్యములు నా స్థానమును స్పృశించనైనా లేవు. సర్వము మార్పు చెందు స్వభావము కలిగి ఉండగా నేను మార్పు చేర్పులు చెందక ధ్రువమైన స్వరూపుడనే ఉన్నాను. నిత్యోహం ఆత్మగా నేను నిత్యుడను, త్రికాల భాజ్యుడును. ఇతపూర్వము ఉన్నాను, ఇప్పుడున్నాను, ఇక ఎప్పటికీ ఉండబోవుచున్నాను. నిరవద్యోహం దేనిచేతను కూడా జయింపబడువాడను, నాశనము పొందువాడను, మార్పు చెందువాడను కాను. నిష్క్రియోస్మి దీపపు వెలుగులో జనులు ఆయా క్రియావిశేషములు నిర్వర్తిస్తున్నప్పటికీ దీపపు వెలుగు తానుగా ఏదీ నిర్వర్తించనిదే అయి ఉంటుంది కదా. ఆత్మగా సర్వదా నిష్క్రీడనైయుండగా నా యొక్క చైతన్య స్ఫూర్తియందు జగత్తులు రాకపోకలు స్వప్న విశేషముల వలె జరిగిపోవుచున్నాయి. నిరంజన పాపపుణ్యములు గుణదోషములు మనోబుద్ధిచిత్తముల మంచి చెడులు ఆత్మనగు నన్ను అంటవు. నిర్మలోహం నిత్య నిర్మలుడను. ఒకడు ఒక ఆభరణమును దొంగిలించటం చేత ఆ దొంగిలించటమనే దోషము ఆభరణమునకు అంటుతుందా? సూర్యకిరణములు వస్తువులపై ప్రసరించినంత మాత్రం చేత ఆ వస్తు దోషములు కిరణములను దోషరుచగలవా? లేదు కదా. అట్లాగే ఆత్మగా ఏ దోషము చేతను అంటబడజాలను? నిరాఖ్యాతోస్మి వర్ణించుటకు తెలియజెప్పుటకు అందజేయబడుటకు విషయమైనవాడిని కాను. స్వానుభావముచే మాత్రమే తెలియవచ్చువాడను. నిశ్చలః ఆత్మగా ఎప్పుడూ ఎట్టి చంచలము లేదు. సదానిశ్చలుడను. ఒకచోటికి పోవువాడను కాను, మరొకచోటికి వచ్చువాడను కాను, నిరింద్రియోహం ఇంద్రియములకు నేను చెందినవాడను కాను, ఇంద్రియములకు విషయమునుగాను, ఇంద్రియములతో ప్రారంభమగువాడను కాను, ఇంద్రియముల కంటే మునుముందే ఉండి ఇంద్రియములను ఉపకరణములుగా కలిగియున్నవాడను, అందుచేత నిరింద్రియుడను, నియంతహం ఇంద్రియములను పాలించువాడను, నియమించువాడను, ఉపయోగించువాడను. అట్లాగే ఈ దృశ్యము నేను ఎట్లా నియమిస్తే నాకు అట్లా అనుభవమయ్యే వస్తువు, అందుచేత ఈ సర్వమునకు నేను నియంతను. అంతేగాని ఈ దృశ్యము నన్ను నియమించినది కాదు, ఎందుకంటే దృశ్యమును అనుభవము రూపముగా తీర్చిదిద్దుకొనుచున్నది నేను కనుక. నిరపేక్షోస్మి కలలోని వస్తువులన్నీ కలనదైన నా యొక్క స్వప్న కల్పన విశేషములే అయి ఉండగా, నా కలలో కనిపించిన కొన్నిటి పట్ల అపేక్ష, మరికొన్నిటి పట్ల నిరపేక్ష ఉండవలసిన పనేమున్నది? ఈ జాగ్రత్త స్వీయ కల్పన విశేషమే. అందుచేత అపేక్షలేనివాడను, అపేక్షనిరపేక్షలకు అతీతుడను, నిష్కళోహం కళంకములు లేనివాడను, కల్పితములకు మనోబుద్ధి చిత్తములకు జీవాత్మకు ఆపాదించగల దోషములు మొదలైనవి ఆత్మకు ఆపాదించబడజాలవు. పదార్థదోషములు దిక్దోషములు ఆకాశమునకు అంటవు ఆపాదించలేము. అట్లాగే ఆత్మాకాశస్వరూపుడుగా సర్వదోషరహితుడను. పురుషః పరమాత్మాహం సర్వమునకు ఆవల ఉండి సర్వము స్వకీయ సంకల్పముచే సిద్ధింపజేయుచుండువాడను. ఆత్మయొక్క పురుషకారమే ఈ జాగ్రత్ స్వప్న సుషుప్తి అంతర్గత విశేషాలన్నీ. ఆత్మయే అయి ఉన్న నేను సర్వమునకు ఆవల ఉన్నవాడను, పరమాత్మను, పరమపురుషుడను. పురాణ పరమోస్మ్యహం ఈ జగద్దృశ్యము, జగత్తుల రాకపోకలు, దేహముల రాకపోకలు వీటన్నిటికీ ఆత్మ మునుముందే ఉన్నది. ఆత్మయే నా సహజ స్వరూప స్వభావములు కూడా. అందుచేత ఆత్మగా నేను ఆది పురుషుడను, పురాణ పురుషుడను, సర్వమునకు పరమైనట్టి వాడను. అహం పరావరోస్మి ఈ దేహమునకు దేహిగా పరమై వేరే ఉన్నాను. ఆ దేహిత్వము కూడా నా యొక్క ఒకనొక ధారణ. అందుచేత పరమునకే పరమయున్నాను, పరాత్పరుడను, పరావరుడను. ప్రాజ్ఞోస్మి కేవల ప్రజ్ఞాస్వరూపుడను. దేహముల రాకపోకలను, మనోబుద్ధిచిత్త అహంకారముల కార్యకారణ విశేషములను ఎరుగుచున్నట్టివాడను, ప్రాజ్ఞుడను. అహం ప్రపంచ ఉపశమోస్మి పంచభూతమేళవమగు ఈ ప్రపంచమంతా కూడా ఆత్మయగునాయందే సముద్ర తరంగము సముద్ర జలము నందు వలె విలేనినరే ఉపశమనము పొందినదగుచున్నది. స్వప్నమంతా స్వప్నము తనదైన వాణియందే జనించి ఉపశమిస్తోంది కదా. ఈ ప్రపంచము నానుండే జనిస్తోంది, నాయందే ఉపశమిస్తోంది. పరామృతోస్మి జననమరణములచే స్పృశించబడని అమూతమగు పరాస్వరూపుడను. అంతేగాని ఇహల్లో కనిపించే జీవత్మ పరిమిత స్వరూపుడను కాను, పరామృత స్వరూపుడను. పూర్ణ ఎప్పటికో ఏదో పొంది అప్పుడు పూర్ణుడనగువాడను కాను, ఇప్పటికీ ఎప్పటికీ పూర్ణుడనే. క్రొత్తగా ఏదీ పొందవలసినది లేదు, కోల్పోవుచున్నది లేదు, సర్వదా పూర్ణాత్ముడను. పురాతన సర్వమునకు మునుముందే ఆత్మజ్యోతి ఆత్మానంద స్వరూపుడనే జ్వాజ్వలమానంగా సర్వదా సర్వత్రా వెలుగొందువాడను, పురాతనుడను. ప్రభురస్మి సర్వమునకు నియామకుడను, పాలించువాడను, ప్రభువును. మనోబుద్ధి చిత్త అహంకారములకు జాగ్రత్ స్వప్న సుషుప్తి తురియములకు నియామకుడను, పరిపాలించువాడను. పూర్ణానందక బోధోహం పూర్ణుడను, కేవల ఆనందస్వరూపుడను, అనేకము అనే స్వభావమే లేనివాడను, ఏకస్వరూపుడను, కేవల బోధ ఎరుక తెలివి విజ్ఞానస్వరూపుడను, ప్రత్యక్ ఏకరసోస్మి సర్వమునకు సాక్షినై సర్వమునకు వేరే సర్వము నేనే అయి ఏకరస స్వరూపుడుగా వెలుగొందుచున్నవాడను, ప్రజ్ఞాతోహం తెలియబడుచున్నదంతా నేనే, తెలుసుకొనుచున్నది నేనే, నేనే ఈ జగత్స్వరూపముగా తెలుసుకొనబడుచున్నాను. అందుచేత ప్రజ్ఞాతను, అహం ప్రశాంతో పరమ ప్రశాంతుడను, ఈ జగత్తులు, ఈ జాగ్రత్ స్వప్న సుషుప్తులు, ఈ దేహదేహాంతరములు, లోకలోకాంతరములు ఇవన్నీ కలిసి కూడా ఏర్పడిగాని విడిపోయిగాని ఆత్మ యొక్క ప్రశాంతతను తొలగించలేవు. నటుడు ఏ పాత్రగా ఏ రసము ప్రదర్శిస్తున్నా కూడా అతని నటనాచాతుర్య సంబంధమైన ప్రశాంతతకు సామర్థ్యమునకు ముప్పులేదు కదా. ఇది అంతే. ప్రకాశః కేవల ప్రకాశస్వరూపుడను, నా ఆత్మ ప్రకాశమునందే దేహాదులు ప్రకాశిస్తున్నాయి. పరమేశ్వరః ఆవల ఉండి ఈవలను ప్రదర్శించువాడను, ఈవలావల నేనైనవాడను. ఏకధాచింత్యమానోహం ద్వైత అద్వైత విలక్షణః ఏకస్వరూపుడను, చింతనకు కూడా దొరకనివాడను, స్వానుభవమునకే విషయమై ఉన్నవాడను. ఒకటి, పరమాత్మలోంచి జీవాత్మ బయల్వెడలుచున్నది ద్వైతము. రెండు, పరమాత్మయే జీవాత్మగా అగుపిస్తున్నాడు అద్వైతము. ఇటువంటి ద్వైత అద్వైత చర్చనీయాంశములకు పట్టుబడనివాడను, విలక్షణుడను. బుద్ధోహం కేవల బుద్ధిస్వరూపుడను, బుద్ధికి ఆవల ఆత్మగా ఈవల జీవాత్మజగత్తులుగా ఆస్ ఎక్స్పీరియన్స అండ్ ఎక్స్పీరియన్సెస్ ప్రకాశించువాడను. భూతపాలోహం పంచభూత నిర్మితములగు ఈ దేహజాగ్రత్ జగద్దృశ్యములచే బంధించబడువాడను కాను, పంచభూతముల నియామకుడను, భూతజాలమును పాలించువాడను. ఐ ఆమ్ ద రూలర్ ఆఫ్ ద మాటర్, మాటర్ డజ్ నోట్ రూల్ మీ. భా రూపో భగవాన్ అహం భావనలచే సమస్తము వెలిగించువాడను. దేనిని ఏ విధంగా భావన చేస్తే అది అట్లే భవించినదగుచున్నది. యద్భావం తద్భవతి. భావనచే భావము ఉనికిను జగదనుభవములను సిద్ధింపజేయువాడను. భవుడను, భగవానుడను, భావనారాయణుడను. శ్లో మహాదేవో మహాన్ అస్మి మహాజ్ఞేయో మహేశ్వరః విముక్తోహం విభురహం వరేణ్యో వ్యాపకోస్మ్యహం. శరీరములో సర్వదేవతలు వేంచేసియుండగా శరీరినగు నేను దేవతలకే దేవుడగు మహాదేవుడను. తెలుసుకొంటున్న వానిని తెలుసుకొంటున్నాను కాబట్టి మహాన్ స్వరూపుడను, నిత్యముక్తుడను, విభుడను, వదేనీయుడను, వ్యాపకుడను. వైశ్వానరో వాసుదేవో ఒకటి జీవాత్మ ఇండివిడ్యువల్ బీయింగ్, రెండు సర్వాత్మ ఆల్ ప్రెజెంట్ బీయింగ్. ఈ రెండూ నేనే. ఆత్మ అఖండము. నేను ఆత్మను, అఖండుడను, ఖండముగా కనిపిస్తున్నది నేనే. బంగారు లోహము బంగారు ఆభరణముల వలె వైశ్వానరుడను, ఒక దేహములో ఉన్నవాడిని వాసుదేవుడను, సర్వదేహములలో వేంచేసి ఉన్నవాడిని ఉభయము నేనే. స్వప్నములో నేనుండి స్వప్నము నాదే ఉన్న తీరుగా. విశ్వతః చక్షురస్మ్యహం రచయిత యొక్క రచన చక్షువులు రచన అంతటా నిండి ఉన్న రీతిగా స్వకీయ భావన రూపమగు ఈ విశ్వమంతా చూపు కలిగి ఉన్నాను. దర్శించబడేదంతా ద్రష్టనగు నా యొక్క సందర్శన చక్షువులతోనే నిండినదే ఉన్నది. విశ్వాధికో విశదోహం ఒక చిత్రకారుడు అతడు రచించు చిత్రించు చిత్రమునకు వేరే ఆ చిత్రపటమంతా ఆతని కళావిన్యాస ప్రదర్శనమే అయి ఉన్నట్లుగా నేను ఈ విశ్వము కంటే అధికాధికుడను, ఈ విశ్వముగా విస్తరించున్నది నేనే. విశ్వమునకు అతీతుడను, సర్వత్రా విశదీకరించబడుచున్నది, సుస్పష్టమగుచున్నది నేనే. శుద్ధోస్మి పరమశుద్ధుడను, ఎట్టి దోషములు అంటనివాడను. వాయువుకు దుర్వాసనలు సువాసనలు అంటినవై ఉండవు కదా. శుక్రశాంతోస్మి శుక్రమైన నిర్మలమైన వాడను. ఆత్మజ్ఞానముచే మనోబుద్ధిచిత్తహంకారములను దృశ్య వ్యవహారములను నిర్మలముగా చేయువాడను. సర్వము నా యొక్క పరమశాంతమునందు సశాంతిచినవై ఉంటున్నాయి. పరమశాంత స్వరూపుడను, శాశ్వతోస్మి ఎల్లప్పటికీ ఉండువాడను. ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండువాడను కాదు, శాశ్వతుడను. అహం శివోస్మి శివతత్వజ్ఞానముచే సర్వతత్వాత్మకుడను, సర్వతత్వ విదురుకుడను, సర్వతత్వ స్వరూపుడను, కేవల శివానంద స్వరూపుడను, సదాశివుడను. సర్వదా కేవల స్వరూపముచే పరమశివుడనే ఇహమున జీవుడు అనబడు త్రిగుణ సమన్విత స్వరూపమును జగన్నాటకములో ధారణ చేస్తున్నాను. పరముగా జీవాత్మ నా యొక్క ఒకనొక అంశ, ఇహపర శివానందలహరి స్వరూపుడను. అహం సర్వభూతాంతరాత్మ ఒక్క దేహపరిమితుడను కాను, సర్వజీవులలో అంతరాత్మ స్వరూపుడనే వేంచేసి ఉన్నవాడను. సర్వభూతాంతరాత్మ స్వరూపుడను, మమత్మ సర్వభూతాత్మ. సనాతనోహమస్మి జన్మకర్మల కంటే మునుముందే ఉండి సర్వసందర్భములలోనూ యథాతథుడై ఉన్నవాడను. సనాతనుడను, జన్మకర్మల మధ్యగా జనించువాడను కాను. ఆత్మనగు నేనుంటేనే జన్మకర్మలు, అంతేకాని జన్మకర్మలు నన్ను కల్పించవు. అహం సకృత్ విభాతోస్మి ఈ విశ్వముగా వెలుబొందుచున్నది నేనే. సత్కృత్ ఉనికి క్రియ రూపముగా ప్రకాశమానుడై ఉంటున్నవాడను కూడా. సదా స్వే మహిమ్ని స్థితః, ఒక చక్రవర్తి యొక్క అధికారము సామ్రాజ్యమంతా విస్తరించియున్న తీరుగా విశ్వమంతా నా మహిమయే. నా మహిమయందే నేను నాకు నేనుగా సంస్థితుడనే ఉన్నవాడను. సర్వాంతరహాత్ సర్వుల అంతరస్వరూపుడను, అందరి యందునూ మమాత్మయే ప్రకాశమానమయ్యున్నది. మమాత్మేందే సర్వలోకజీవులు అస్మత్ హృదయాంతరంగ స్వరూపులే ఉన్నారు. కలలో కనిపించేవారంతా కల తనదేనవాని యొక్క ఆత్మయే కదా. స్వయం జ్యోతిః, అన్ని దీపములలో ఒకే అగ్ని వెలుగుచున్న తీరుగా అన్ని దేహములలో జ్యోతి స్వరూపుడనే వెలుగొందుచున్నవాడను. నన్ను వెలిగించుటకు మరొక జ్యోతి యొక్క ఆవశ్యకత లేదు. నేనే స్వయం జ్యోతి స్వరూపుడను. అహం సర్వాధపతిరస్మి ఈ ఇంద్రియములకు దేహములకు జాగ్రత్ స్వప్న సుషుప్తి భూములకు అధిపతిని అధికారిని, విశ్వతేజస్ప్రాజ్ఞ పురుషుల నియామకుడను, సర్వాధిపతిని. అహం సర్వభూత అధివాసో సర్వజీవుల అంతరాత్మయే నా నివాసగృహము. సర్వాంతరాత్ముడను, సర్వే సర్వత్రా ఆత్మగా ఉనికిని కలిగియున్నవాడను. సర్వత్రా సమస్వరూపుడనే సర్వదా వెలుగొందుచున్నవాడను. నా సమక్షమునందే అన్యమగు సమస్తము యొక్క సృష్టి స్థితి లయములు నా యొక్క భావన వినోదముగా జరుగుచూ ఉంటున్నాయి. సర్వవ్యాపి స్వప్నద్రష్టే స్వప్నమంతా వ్యాపించియున్న తీరుగా సర్వే సర్వత్రా సర్వముగా వ్యాపించి విస్తరించి ఉన్నవాడను. నాకు అన్యమే ఎక్కడా ఏదీ లేదు. ఇదంతా నా యొక్క సంప్రదర్శనమే. స్వరాట్ అహం విశ్వవిరాట్ స్వరూపుడను, విశ్వమంతా నా యొక్క స్వయమానంద ప్రదర్శనమే. ఈ త్రిలోకములు త్రిమూర్తులు దేవతలు తదితరులు అంతా అస్మత్ ఆత్మక్రీడా ప్రదర్శన విన్యాసమే. అహం ఆదిశ్చ మధ్యంచ భూతానాం అంతమేవచ. సమస్త సాక్షి సమస్తమునకు వేరుగా సాక్షిమాత్రుడనే యున్నాను. కేవల సాక్షిభూతుడనేగాని జగత్తులో ప్రవేశించి బాధింపబడువాడను కాను, బంధించువాడను అసలే కాను. సర్వాత్మ సర్వభూత గుహాసేహ, సర్వాత్ముడను, సర్వులకు ఆత్మస్వరూపుడనే సర్వభూతముల జీవుల హృదయగుహలలో వాయువు వలె ఆశ్రయించి ఉన్నవాడను. అహం సర్వభూత ఆశయస్థితః సర్వేంద్రియ గుణాభాసః సర్వేంద్రియ వివర్జితః సర్వేంద్రియముల స్వభావములందు కార్యక్రమములందు అభాసించువాడను. ఐ రిఫ్లెక్ట్ ఇన్ ఆల్ ఆర్గన్స్ ఆర్గన్ రిలేటెడ్ ఫంక్షన్స్ అండ్ కాన్సర్న్డ్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ థింగ్స్. అయితే సర్వేంద్రియములను అధిగమించి అతీతుడనే ఉన్నవాడను కూడా. ఆల్ దిస్ ఈజ్ మై ఓన్ రిఫ్లెక్షన్. అహం స్థానత్రయ వ్యతీతో ఓ భూఆకాశనంతరిక్ష స్థానములకు భూతవర్తమాన భవిష్యత్ స్థానములకు అతీతుడైనవాడను. అహం సర్వానుగ్రహకో సర్వము నా అనుగ్రహము ఆక్సెప్టిన్ అండ్ అకోర్డింగ్ నుండి బయల్వెడలుచున్నట్టివే. సర్వము నా అనుమతి నుండియే ఉనికి ప్రవర్తనములను పొందుచున్నవగుచున్నాయి. సచ్చితానంద పూర్ణాత్మ సత్ ఉనికి చిత్ ఎరుక ఆనందము అనుభూతి లచే సర్వమును పూరించివేయుచున్న ఆత్మస్వరూపుడను. ఈ సర్వము సర్వదా నా యొక్క పూర్ణములోని అంతర విశేషము. అహం సర్వప్రేమాస్పదో సర్వము నా చిత్త లేక ఇచ్ఛా స్వరూపమే. నా ఇష్టము నుండే సర్వము బయల్వెడలుచున్నాయి. అందుచేత సర్వప్రేమాస్పదుడను. నా పరాప్రేమ ప్రదర్శనమే జగద్దృశ్యము. సచ్చిత్ ఆనందమాత్రోహం నేను కేవల సత్ ఉనికి చిత్ ఎరుక ఆనంద అనుభవ స్వరూపుడను. వాటి యొక్క విస్తరణయే ఈ విశ్వప్రదర్శనము. చిద్ఘనః స్వప్రకాశోస్మి ఈ ఘనీభూత చిత్ స్వయం ప్రకాశస్వరూపుడను. అట్టి స్వయం ప్రకాశము యొక్క వెలుగుయే తదితరమైనదంతా. సత్వస్వరూప అకేవల సాత్విక సత్వ స్వరూపుడనే సర్వదా ప్రభాసమానుడను. చిన్మాత్రః కేవల చిన్మాత్రుడను. నా చిత్ వెలుగుయే ఈ జీవాత్మ జగత్తుల రూపమును సంతరించుకొనుచున్నది. సిద్ధః సర్వము నా పట్ల సిద్ధించియే ఉన్నది. క్రొత్తగా సిద్ధించవలసినదేదీ లేనేలేదు. నాకు నేనుగా నా కొరకై మనోబుద్ధిచిత్తహంకారములను అనురాగవిరాగములను సిద్ధించుకొనుచున్నట్టివాడను. అహం సర్వాత్మకోస్మి సర్వాత్ముకుడనే ఉండగా క్రొత్తగా ఇంకా పొందవలసినదేమున్నది? అహం సర్వాధిష్టాన చిన్మాత్రోస్మి. మట్టియే మట్టి బొమ్మలన్నిటికీ అధిష్టానమయ్యున్న తీరుగా నేను చిన్మాత్ర స్వరూపుడనే సర్వమును అధిష్ఠించినవాడనే ఉన్నాను. అహం స్వాత్మబంధహారో నా యొక్క బంధమును నేనే కల్పించుకొనుచున్నాను. మరల నా ఇచ్ఛానుసారంగా బంధములు త్రెంచి వేసుకుంటున్నాను కూడా. అంతేగాని నాకు బంధమును మరొకరు కల్పించినది కాదు, ఇంకొకరు తొలగించినది కాదు. నా బంధములను నేనే హరించుకొనువాడను. అహం సర్వగ్రాసో సర్వము ఆస్వాదించువాడను. సర్వము నాకు ఉపాహారము, గ్రాసము. సర్వము నాయందే దాగి ఉండి ప్రవర్తనశీలముగుచున్నది. సర్వద్రష్ట సర్వమునకు ద్రష్టను. దృశ్యము నా కల్పన. నాయందు నేనే సర్వము దర్శించువాడను కూడా. ఈ దృశ్యము ద్రష్టలను సర్వదా దర్శించువాడను. సర్వానుభూహ అహం సర్వత్రా భూభువస్వస్వరూపుడనే నాకు నేనే ఆస్వాదించువాడనే ఉన్నాను. సర్వ అనుభూతులకు రచయితను నేనే, ఆస్వాదించువాడను నేనే. ఈ విధంగా స్వస్వరూపమగు ఆత్మగురించి చెప్పుకున్న విశేషణములన్నీ కూడా బ్రహ్మతత్వమును సిద్ధించుకొనినట్టి బ్రహ్మవేత్తలచే ఊర్ధ బాహుంహ విరోమ్యేష ఎలుగెత్తి గానము చేయబడుచున్నాయి. రెండు చేతులు ఎత్తి సుస్పష్టపరచుచున్నాయి.